अथ चतुर्थकाण्डे पञ्चमप्रश्नस्य घनपाठः आरम्भः. नमस्ते ते नमो नमस्ते रुद्र रुद्र ते नमो नमस्ते रुद्र रुद्र ते रुद्र मन्यवे मन्यवे रुद्र ते रुद्र मन्यवे रुद्र मन्यवे मन्यवे रुद्र रुद्र मन्यव उतो उतो मन्यवे रुद्र रुद्र मन्यव उतो मन्यव उतो उतो मन्यवे मन्यव उतो ते त उतो मन्यवे मन्यव उतो ते उतो ते त उतो उतो त इषव इषवे त उतो उतो त ఇషవ ఇషవేతే తైషవే నమో నమ ఇషవేతే తైషవే నమ ఇషవే నమో నమ ఇషవ ఇషవే నమ నమ ఇతే నమ నమస్తే నమో నమస్తే అస్వస్తు నమో నమస్తే అస్తు అస్వస్తు అస్తు ధన్వనే ధన్వనే అస్తు అస్తు ధన్వనే ధన్వనే ధన్వనే అస్వస్తు ధన్వనే బాహుభ్యాహుభ్యాన్వనే అస్వస్తు ధన్వనే బాహుభ్యాన్వనే బాహుభ్యాం బాహుభ్యాం ధన్వనే ధన్వనే బాహుభ్యాముతోత బాహుభ్యాం ధన్వనే ధన్వనే బాహుభ్యాముత బాహుభ్యాముతోత బాహుభ్యాం బాహుభ్యాముతదే తముత బాహుభ్యాం బాహుభ్యాముతదే బాహుభ్యామితి బాహుభ్యాముతే తముతోత తే నమో నమస్త ఉతోత తే నమః తే నమో నమస్తే తే నమః గిరిశంతే సుమిషం గిరిశంత హస్తే హస్తే గిరిశంతే సుమిషం గిరిశ గిరిశంతహస్తే గిరిశంత గిరిశంత హస్తే బిభర్షి బిభర్షి హస్తే గిరిశంత గిరిశంత హస్తే బిభర్షి శంతేతి గిరి శంత హస్తే బిభర్షి బిభర్షి హస్తే హస్తే బిభర్ష్యస్తవే అస్తవే బిభర్షి హస్తే హస్తే బిభర్ష్యస్తవే బిభర్ష్యస్తవే అస్తవే బిభర్షి బిభర్ష్యస్తవే అస్తవ ఇత్యస్తవే శివాంగిరిత్ర గిరిత్ర శివాగో శివాంగిరిత్ర తాంతాంగిరిత్ర శివాగో శివాంగిరిత్ర తాంతాంగిరిత్ర గిరిత్ర తాంకురు కురు తాంగిరిత్ర గిరిత్ర తాంకురు గిరిత్రేతి గిరి తాంకురు కురు తాంతాంకురు మామా కురు తాంతాంకురు మామా కురు కురు మాహి గుంశేర్ హి గుంశేర్ మా కురు కురు మాహి గుంశేర్ హి గుంశేర్ మామా హి గుంశేర్ పురుషం పురుష గుం హి గుంశేర్ మామా హి గుంశేర్ పురుషం హి గుంశేర్ పురుషం పురుష గుం హి గుంశేర్ హి గుంశేర్ పురుషం జగత్ జగత్ పురుషగో హి గుంశేర్ హి గుంశేర్ పురుషం జగత్ పురుషం జగత్ జగత్ పురుషం పురుషం జగత్ జగదితి జగత్ శివేన వచసా వచసా శివేన శివేన వచసా త్వా త్వా వచసా శివేన శివేన వచసా త్వా గిరిశ గిరిషత్వా వచసా వచసా త్వా గిరిషా గిరిష గిరిషత్వా త్వా గిరిషాచ్ఛా గిరిషత్వాత్వా గిరిష గిరిషాచ్ఛా వదామసి వదామస్య గిరిషగిరిషాచ్ఛా వదామసి వదామసి వదామసి అరుణ ఉత బభ్రుత బభ్రుస్సు మంగళస్సు మంగళో బభ్రుత బభ్రుస్సు మంగళ మంగళః భవ్రస్సు మంగళస్సు మంగళో భభ్రస్సు మంగళః మంగళ ఇతి సో మంగళః చేమామిమాంచేమా గో రుద్ర రుద్ర ఇమాం చేమా గో రుద్ర రుద్ర రుద్ర ఇమామిమాగో రుద్ర అభితో అభితో రుద్ర ఇమామిమాగో రుద్ర అభితః రుద్ర అభితో అభితో రుద్ర రుద్ర అభితో దిక్షు దిక్ష్వభితో రుద్ర రుద్ర అభితో దిక్షు అభితో దిక్షు దిక్ష్వభితో అభితో దిక్షు శ్రుత శ్రుత దిక్ష్వభితో అభితో దిక్షు శ్రుత దిక్షు శ్రుత శ్రుత దిక్షు దిక్షు శ్రుత సహస్రశ సహస్రశ శ్రుత దిక్షు దిక్షు శ్రుత సహస్రశ సహస్రశ సహస్రశ శ్రుత శ్రుత సహస్రశో వామ సహస్రశ శ్రుత శ్రుత సహస్రశో వామ సహస్రశ సహస్రశో నమో నమో కరన్నమో నమో కరమకరన్నమః నమః ముంచ ప్రప్రముంచ ధన్వనో ధన్వనో ముంచ ప్రప్రముంచ ధన్వనః ధన్వనో ధన్వనో ముంచ ధన్వనస్త్వం త్వం ధన్వనో ముంచ ధన్వనస్త్వం ధన్వనస్త్వం త్వం ధన్వనో ధన్వనస్త్వముభయోరుభయోస్త్వం ధన్వనో ధన్వనస్త్వముభయోరుభయోస్త్వం త్వముభయోరాత్మయోరాత్మయోరుభయోస్త్వం హస్తే బభూవ తే బభూవ బభూవ బభూవ తే ధనుర్ధనుస్తే బభూవ బభూవ తే ధనుర్ధనుస్తే ధనుస్మానస్మాన్ విశ్వతో విశ్వతో అస్మాన్ విశ్వత అస్మాన్ విశ్వతో విశ్వతో అస్మానస్మాన్ విశ్వతస్త్వంతం విశ్వతో అస్మానస్మాన్ విశ్వతస్త్వం విశ్వతస్త్వంతం విశ్వతో విశ్వతస్త్వమ యక్ష్మయా యక్ష్మయా త్వం విశ్వతో విశ్వతస్త్వమ యక్ష్మయా నమస్తే నమో నమస్తే అస్వస్తు నమో నమస్తే అస్తు అస్వస్తు అస్త్రాయుధాయాయుధాయాస్తు నమో నమస్త ఉదోదతే నమః నమో నమస్తే తే నమో బాహుభ్యాం బాహుభ్యాం నమస్తే తే నమో బాహుభ్యాం నమో బాహుభ్యాం బాహుభ్యాం నమో నమో బాహుభ్యాం తవ తవ బాహుభ్యాం నమో నమో బాహుభ్యాం తవ బాహుభ్యాం తవ తవ బాహుభ్యాం బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనే తవ బాహుభ్యాం బాహుభ్యాం తవ ధన్వనే బాహుభ్యామితి బాహుభ్యా ధన్వనే ధన్వనే తవ తవ హేతిరస్మానస్మాన్ హేతురు హేతిరస్మాన్ వృణక్తు వృణక్వస్మాన్ హేతురు హేతిరస్మాన్ వృణక్తు వృణక్తు వృణక్వస్మానస్మాన్ వృణక్తు విశ్వతో విశ్వతో వృణక్తు వృణక్తు విశ్వతో వృణక్తు విశ్వతో అథో యిషుధిర్యో యిషుధిస్తవ నమో నమః. సస్పింజరాయ సస్పింజరాయ నమో నమః సస్పింజరాయ త్రిషీమతే త్రిషీమతే సస్పింజరాయ నమో నమః సస్పింజరాయ త్రిషీమతే సస్పింజరాయ త్రిషీమతే త్రిషీమతే సస్పింజరాయ సస్పింజరాయ త్రిషీమతే పథేనాం పథేనాం త్రిషీమతే సస్పింజరాయ సస్పింజరాయ త్రిషీమతే పథేనాం త్రిషీమతే పథేనాం పథేనాం త్రిషీమతే త్రిషీమతే పథేనాం పతయే పతయే పథేనాం త్రిషీమతే త్రిషీమతే పథేనాం పతయే బభ్రుషాయ బభ్రుషాయ నమో నమో బభ్రుషాయ వివ్యాధినే వివ్యాధినే బభ్రుషాయ నమో నమో బభ్రుషాయ వివ్యాధినే బభ్రుషాయ వివ్యాధినే వివ్యాధినే బభ్రుషాయ బభ్రుషాయ వివ్యాధినే నానామన్నానాం వివ్యాధినే బభ్రుషాయ హరికేశాయోపవీతన ఉపవీతనే హరికేశాయ నమో నమో హరికేశాయోపవీతనే హరికేశాయోపవీతన ఉపవీతనే హరికేశాయ హరికేశాయోపవీతనే పుష్టానాం పుష్టానామువీతనే హరికేశాయ హరికేశాయోపవీతనే పుష్టానా హరికేశాయేతి హరికేశాయ ఉపవీతనే పుష్టానాం పుష్టానామువీతన ఉపవీతనే పుష్టానాం పదయే పదయే పుష్టానామువీతన ఉపవీతనే పుష్టానాం పదయే రుద్రాయ నమో నమో రుద్రాయ తథా విన ఆతథా వినే రుద్రాయ నమో నమో రుద్రాయ తథా వినే రుద్రాయ తథా విన ఆతథా వినే రుద్రాయ రుద్రాయ తథా వినే క్షేత్రాణాం క్షేత్రాణమాతదావినే రుద్రాయ రుద్రాయాతదావినే క్షేత్రాణాదావినే క్షేత్రాణాం క్షేత్రాణమాతదావిన ఆతదావినే క్షేత్రాణాం పతయే పతయే క్షేత్రాణమాతదావిన ఆతదావినే క్షేత్రాణాం పతయే ఆతదావిన ఇత్యా తదావినే క్షేత్రాణాం పతయే పతయే క్షేత్రాణాం క్షేత్రాణాం పతయే నమో నమః పతయే క్షేత్రాణాం క్షేత్రాణాం పతయే నమః పతయే నమో నమః పతయే పతయే నమః నమః సోతాయ సోతాయ నమో నమః సోతాయాహంత్యాయాహంత్యాయ సోతాయ నమో నమః సోతాయాహంత్యాయ సోతాయాహంత్యాయాహంత్యాయ సోతాయ సోతాయాహంత్యాయ వనానాం వనానామహంత్యాయ సోతాయ సోతాయాహంత్యాయ వనానాహంత్యాయ వనానాం వనానామహంత్యాయాహంత్యాయ వనానాం పదయే పదయే వనానామహంత్యాయాహంత్యాయ వనానాం పదయే వనానాం పదయే పదయే వనానాం వనానాం పదయే నమో నమః పదయే వనానాం వనానాం పదయే నమః పదయే నమో నమః పదయే పదయే నమః నమః నమో రోహితాయ రోహితాయ నమో నమో రోహితాయ స్థపతయే స్థపతయే రోహితాయ నమో నమో రోహితాయ స్థపతయే రోహితాయ స్థపతయే స్థపతయే రోహితాయ రోహితాయ స్థపతయే వృక్షాణాం వృక్షాణాగ స్థపతయే రోహితాయ రోహితాయ స్థపతయే వృక్షాణాం స్థపతయే వృక్షాణాం వృక్షాణాగ స్థపతయే స్థపతయే వృక్షాణాం పదయే పదయే వృక్షాణాగ స్థపతయే స్థపతయే వృక్షాణాం పదయే వృక్షాణాం పదయే పదయే వృక్షాణాం వృక్షాణాం పదయే నమో నమః పదయే వృక్షాణాం వృక్షాణాం పదయే నమః పదయే నమో నమః పదయే పదయే నమః నమః నమో మంత్రిణే మంత్రిణే నమో నమో మంత్రిణే వాణిజాయ వాణిజాయ మంత్రిణే నమో నమో మంత్రిణే వాణిజాయ మంత్రిణే వాణి వాణిజాయ వాణిజాయ మంత్రిణే మంత్రిణే వాణిజాయ కక్షాణాం కక్షాణాం వాణిజాయ మంత్రిణే మంత్రిణే వాణిజాయ కక్షాణాం వాణిజాయ కక్షాణాం కక్షాణాం వాణిజాయ వాణిజాయ కక్షాణాం పదయే పదయే కక్షాణాం వాణిజాయ వాణిజాయ కక్షాణాం పదయే కక్షాణాం పదయే పదయే కక్షాణాం కక్షాణాం పదయే నమో నమస్పదయే కక్షాణాం కక్షాణాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమః భువంతజే భువంతజే నమో నమో భువంతజే వారివస్కృతాయ వారివస్కృతాయ భువంతజే నమో నమో భువంతజే వారివస్కృతాయ భువంతజే వారివస్కృతాయ వారివస్కృతాయ భువంతజే భువంతజే వారివస్కృతాయ ఔషధీనామోషధీనాం వారివస్కృతాయ భువంతజే భువంతజే వారివస్కృతాయ ఔషధీనాం వారివస్కృతాయ ఔషధీనామోషధీనాం వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం పదజే పదజ ఔషధీనాం వారివస్కృతాయ వారివస్కృతాయ ఔషధీనాం పదజే వారివస్కృతాయేతి వారివః కృతాయ ఔషధీనాం పదజే పదజ ఔషధీనామోషధీనాం పదజే నమో నమస్పదజ ఔషధీనామోషధీనాం పదజే నమః నమో నమః ఉచ్చైర్ఘోషాయోచ్చైర్ఘోషాయ నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయత ఆక్రందయత ఉచ్చైర్ఘోషాయ నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే ఉచ్చైర్ఘోషాయ క్రందయత ఆక్రందయత ఉచ్చైర్ఘోషాయోచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పత్తీనామా ఆక్రందయత ఉచ్చైర్ఘోషాయోచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాచ్చైర్ఘోషాయేత్యుచ్చై క్రందయతే పత్తీనాం పత్తీనామా ఆక్రందయత ఆక్రందయతే పత్తీనాం పదయే పదయే పత్తీనామా ఆక్రందయత ఆక్రందయతే పత్తీనాం పదయే క్రందయత ఇత్యాక్రందయతే పత్తీనాం పదయే పదయే పత్తీనాం పత్తీనాం పదయే నమో నమస్పదయే పత్తీనాం పత్తీనాం పదయే నమః నమో నమస్పదయే పదయే నమః నమో నమః కృష్ణవేదాయ కృష్ణవేదాయ నమో నమః కృష్ణవేదాయ ధావతే ధావతే కృష్ణవేదాయ నమో నమః కృష్ణవేదాయ ధావతే కృష్ణవేదాయ ధావతే ధావతే కృష్ణవేదాయ కృష్ణవేదాయ ధావతే సత్వనాగం సత్వనాం ధావతే కృష్ణవేదాయ కృష్ణవేదాయ ధావతే సత్వనాం వేతాయేతి కృష్ణవేదాయ ధావతే సత్వనాగం సత్వనాం ధావతే ధావతే సత్వనాం పదయే పదయే సత్వనాం ధావతే ధావతే సత్వనాం పదయే పదయే నమో నమస్పదయే పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమస్సహమానాయ నిర్వ్యాధినే నిర్వ్యాధినే సహమానాయ నమో నమస్సహమానాయ నిర్వ్యాధినే సహమానాయ నిర్వ్యాధినే నిర్వ్యాధినే సహమానాయ సహమానాయ నిర్వ్యాధిన ఆవ్యాధినీ నామావ్యాధినీనాన్నివ్యాధినే సహమానాయ సహమానాయ నిర్వ్యాధిన వ్యాధిన ఆవ్యాధినీ నామావ్యాధినీనాన్నివ్యాధినే నివ్యాధిన ఆవ్యాధినీనాం పదయే పదయ ఆవ్యాధినీనాన్నివ్యాధినే నివ్యాధిన ఆవ్యాధినీనాం పదయే వ్యాధిన ఇతి నిర్వ్యాధినే ఆవ్యాధినీనాం పదయే పదయ ఆవ్యాధినీనామావ్యాధినీనాం పదయే నమో నమస్పదయ ఆవ్యాధినీనామావ్యాధినీనాం పదయే నమః వ్యాధినీనామిత్యాధినీనా పదజే నమో నమస్పదజే పదజే నమః కగుభాజకగుభాయ నమో నమః కగుభాజ నిషంగిణే నిషంగిణే కగుభాయ నమో నమః కగుభాజ నిషంగిణే కగుభాజ నిషంగిణే నిషంగిణే కగుభాజ కగుభాజ నిషంగిణే స్తేనానాగస్తేనానా నిషంగిణే కగుభాజ కగుభాజ నిషంగిణే స్తేనానా నిషంగిణే స్తేనానాగస్తేనానా నిషంగిణే నిషంగిణే స్తేనానాం పదజే పదజే స్తేనానా నిషంగిణే నిషంగిణే స్తేనానాం పదయే నిషంగిణ ఇతి నిసంగిణే స్తేనానాం పదయే పదయే స్తేనానాగస్తేనానాం పదయే నమో నమస్పదయే స్తేనానాగస్తేనానాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమః నమో నమః నిషంగిణే నిషంగిణే నమో నమో నిషంగిణ ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగ నిషంగిణే నమో నమో నిషంగిణ ఇషు ధిమతే నిషంగిణే నిషంగిణ ఇషు ధిమతే తస్కరాణామిషు ధిమతే నిషంగిణే నిషంగిణ ఇషు ధిమతే తస్కరాణాంగిణ ఇది నిసంగిణే ధిమతే తస్కరాణామిషు ధిమత ఇషు ధిమతే తస్కరాణాం పదయే పదయే తస్కరాణామిషు ధిమత ఇషు ధిమతే తస్కరాణాం పదయే ధిమత ఇది శుధి మతే తస్కరాణాం పదయే పదయే తస్కరాణాం తస్కరాణాం పదయే నమో నమస్పదయే తస్కరాణాం తస్కరాణాం పదయే నమః పదయే నమో నమస్పదయే పదయే నమో నమః వంచతే వంచతే నమో నమో వంచతే పరివంచతే పరివంచతే వంచతే నమో నమో వంచతే పరివంచతే పరివంచతే పరివంచతే వంచతే వంచతే పరివంచతే స్థాయూనాగుస్థాయూనాం పరివంచతే వంచతే వంచతే పరివంచతే స్థాయూనాగుస్థాయూనాం పరివంచతే పరివంచతే స్థాయూనాం పతయే పతయే స్థాయూనాం పరివంచతే పరివంచతే స్థాయూనాం పతయే పరివంచత ఇతి పరి వంచతే స్థాయూనాం పతయే పతయే స్థాయూనాగుస్థాయూనాం పతయే నమో నమస్పతయే స్థాయూనాగుస్థాయూనాం పతయే నమః పతయే నమో నమస్పతయే పతయే నమః నమో నమః నిచేరవే నమో నమో నిచేరవే పరిచరాజ పరిచరాజ నిచేరవే నమో నమో నిచేరవే పరిచరాజ నిచేరవే పరిచరాజారణ్యానామరణ్యానాం పరిచరాజ నిచేరవే నిచేరవే పరిచరాజారణ్యానా నమో నమస్పతయే పతయే నమః నమో నమః నమస్తృకావిభ్యో నమో నమస్తృకావిభ్యో జిఘాగుంసద్భ్యో జిఘాగుంసద్భ్యస్తృకావిభ్యో నమో నమస్తృకావిభ్యో జిఘాగుంసద్భ్యః కావిభ్యో జిఘాగుంసద్భ్యో జిఘాగుంసద్భ్యస్తృకావిభ్యస్తృకావిభ్యో జిఘాగుంసద్భ్యోముష్టతామిష్టతాం జిఘాగుంసద్భ్యస్తృకావిభ్యస్తృకావిభ్యో నమో నమ ఇషమద్భ్యో ధన్వాభిభ్యో ధన్వాభిభ్యో ధన్వాభిభ్యో ధన్వా వాభిభ్యో ధన్వాభిభ్య ఇషుమద్భ్య ఇషుమద్భ్యో ధన్వాభిభ్యశ్చ ధన్వాభిభ్య ఇషుమద్భ్య ఇషుమద్భ్యో ధన్వాభిభ్యశ్చ ఇషుమద్భ్య ఇతి ఇషుమద్భ్యః ధన్వాభిభ్యశ్చ ధన్వాభిభ్యో ధన్వాభిభ్యశ్చ వావశ్చ ధన్వాభిభ్యో ధన్వాభిభ్యస్తవ ధన్వాభిభ్య ఇతి ధన్వాభిభ్యః వోశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమో నమః ఆతన్వానేభ్య ఆతన్వానేభ్యో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యః ప్రతిదధానేభ్య ఆతన్వానేభ్యో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యః ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యః ప్రతిదధానేభ్య ఆతన్వానేభ్య ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ ప్రతిదధానేభ్య ఆతన్వానేభ్య ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ ఆతన్వానేభ్య ఇత్యాతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ ప్రతిదధానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వోవశ్చ ప్రతిదధానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వః ప్రతిదధానేభ్య ఇతి ప్రతిదధానేభ్యః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమో నమః ఆయచ్చభ్య ఆయచ్చభ్యో నమో నమ ఆయచ్చభ్యో విసృజద్భ్యో విసృజద్భ్య ఆయచ్చభ్యో నమో నమ ఆయచ్చభ్యో విసృజద్భ్యః ఆయచ్చభ్యో విసృజద్భ్యో విసృజద్భ్య ఆయచ్చభ్య ఆయచ్చభ్యో విసృజద్భ్యశ్చ విసృజద్భ్య ఆయచ్చభ్య ఆయచ్చభ్యో విసృజద్భ్యశ్చ ఆయచ్చభ్య ఇత్యాయచ్చద్భ్యః విసృజద్భ్యశ్చ విసృజద్భ్యో విసృజద్భ్యశ్చ వోనశ్చ విసృజద్భ్యో విసృజద్భ్యశ్చ వః విసృజద్భ్య ఇతి విసృజద్భ్యః వోనశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమః నమో నమః స్యద్భ్యో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యో విద్యద్భ్యోస్యద్భ్యో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యః అస్యద్భ్యో విద్యద్భ్యో విద్యద్భ్యోస్యద్భ్యోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ విద్యద్భ్యోస్యద్భ్యోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ అస్యద్భ్య ఇత్యస్యద్ విద్యద్భ్యశ్చ విద్యద్భ్యో విద్యద్భ్యశ్చ వోవశ్చ విద్యద్భ్యో విద్యద్భ్యశ్చ వః విద్యద్భ్య ఇతి విద్యద్భ్యః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమః నమో నమః ఆసీనేభ్య ఆసీనేభ్యో నమో నమ ఆసీనేభ్యశ్రయానేభ్యశ్రయానేభ్య ఆసీనేభ్యో నమో నమ ఆసీనేభ్యశ్రయానేభ్యః ఆసీనేభ్యశ్రయానేభ్యశ్రయానేభ్య ఆసీనేభ్య ఆసీనేభ్యశ్రయానేభ్యశ్చ దజయానేభ్య ఆసీనేభ్య ఆసీనేభ్యశ్రయానేభ్యశ్చ శయానేభ్యశ్చ దశయానేభ్యశ్రయానేభ్యశ్చ వోవశ్చ శయానేభ్యశ్రయానేభ్యశ్చ వః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమః నమో నమః స్వపద్భ్యో నమో నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యో జాగ్రద్భ్య స్వపద్భ్యో నమో నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యః స్వపద్భ్యో జాగ్రద్భ్యో జాగ్రద్భ్య స్వపద్భ్య స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ జాగ్రద్భ్య స్వపద్భ్య స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ స్వపద్భ్య ఇతి స్వపద్భ్యః జాగ్రద్భ్యశ్చ జాగ్రద్భ్యో జాగ్రద్భ్యశ్చ వోవశ్చ జాగ్రద్భ్యో జాగ్రద్భ్యశ్చ వః జాగ్రద్భ్య ఇతి జాగ్రద్భ్యః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో నమః నమో నమః స్తిష్ఠద్భ్యస్తిష్ఠద్భ్యో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యో ధావద్భ్యస్తిష్ఠద్భ్యో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యః స్తిష్ఠద్భ్యో ధావద్భ్యో ధావద్భ్యస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ ధావద్భ్యస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ తిష్ఠద్భ్య ఇతి తిష్ఠద్భ్యః ధావద్భ్యశ్చ ధావద్భ్యో ధావద్భ్యశ్చ వోవశ్చ ధావద్భ్యో ధావద్భ్యశ్చ వః ధావద్భ్య ఇతి ధావద్భ్యః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో వో నమః నమో నమః సభాభ్య సభాభ్యో నమో నమ సభాభ్య సభాపతిభ్య సభాపతిభ్య సభాభ్యో నమో నమ సభాభ్య సభాపతిభ్యః సభాభ్య సభాపతిభ్య సభాపతిభ్య సభాభ్య సభాభ్య సభాపతిభ్యశ్చ సభాపతిభ్య సభాభ్య సభాభ్య సభాపతిభ్యశ్చ సభాపతిభ్యశ్చ సభాపతిభ్య సభాపతిభ్యశ్చ వోవశ్చ సభాపతిభ్య సభాపతిభ్యశ్చ వః సభాపతిభ్య ఇతి సభాపతిభ్యః వోవశ్చ నమో నమో నమోవశ్చ నమో నమః నమో నమో వో వో నమః నమో నమః నమో అశ్వేభ్యో స్వేభ్యో నమో నమో అశ్వేభ్యో స్వపదిభ్యో స్వపదిభ్యో స్వేభ్యో నమో నమో అశ్వేభ్యో స్వపదిభ్యః స్వేభ్యో స్వపదిభ్యో స్వపదిభ్యో స్వేభ్యో స్వేభ్యో స్వపదిభ్యశ్చ స్వపదిభ్యో స్వేభ్యో స్వేభ్యో స్వపదిభ్యశ్చ స్వపదిభ్యశ్చ స్వపదిభ్యో స్వపదిభ్యశ్చ వోవశ్చ ఇత్యశ్వపతిభ్యవత్సవో నమో నమో వత్సవో నమ నమో నమో వో వో నమ ఇతి నమ వ్యాధినీభ్య వ్యాధినీభ్యో నమో నమ వ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యో వివిధ్యంతీభ్య వ్యాధినీభ్యో నమో నమ వ్యాధినీభ్యో వివిధ్యంతీభ్య వ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యో వివిధ్యంతీభ్య వ్యాధినీభ్య వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యశ్చ వివిధ్యంతేభ్య వ్యాధినీభ్య వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యశ్చ వ్యాధినీభ్య ఇత్యా వ్యాధినీభ్య వివిధ్యంతేభ్యశ్చ వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వశ్చ వివిధ్యంతేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వివిధ్యంతేభ్య ఇతి వివిధ్యంతేభ్య వో నమో నమో వశ్చ వో నమ నమో నమో వో వో నమ నమో నమ ఉగణాభ్య ఉగణాభ్యో నమో నమ ఉగణాభ్యస్త్రగం హతేభ్యస్త్రగం హతేభ్య ఉగణాభ్యో నమో నమ ఉగణాభ్యస్త్రగం హతేభ్య ఉగణాభ్యస్త్రగం హతేభ్యస్త్రగం హతేభ్య ఉగణాభ్య ఉగణాభ్యస్త్రగం హతేభ్యశ్చ చతుర్గం హతేభ్య ఉగణాభ్య ఉగణాభ్యస్త్రగం హతేభ్యశ్చ హతేభ్యస్తు చతుర్గం హతేభ్యస్త్రగం హతేభ్యశ్చ వో వస్తుగం హతేభ్యస్త్రగం హతేభ్యశ్చ వో నమో నమో వశ్చ వో నమ నమో నమో వో వో నమ నమో నమ వృక్షేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో వృత్సపతిభ్యో వృత్సపతిభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో వృత్సపతిభ్యేభ్యో వృత్సపతిభ్యో వృత్సపతిభ్యో వృక్షేభ్యో వృత్సేభ్యో వృత్సపతిభ్యశ్చపతిభ్యో వృత్సేభ్యో వృత్సేభ్యో వృత్సపతిభ్యశ్చపతిభ్యశ్చ వృత్సపతిభ్యో వృత్సపతిభ్యశ్చ వో వశ్చిత వృత్సపతిభ్యో వృత్సపతిభ్యశ్చ వృత్సపతిభ్య ఇది వృత్సపతి వశ్చిత వో నమో నమో వశ్చిత వో నమ నమో నమో వో వో నమ నమో నమ భ్రాతేభ్యో భ్రాతేభ్యో నమో నమో భ్రాతేభ్యో భ్రాతపదిభ్యో భ్రాతపదిభ్యో భ్రాతేభ్యో నమో నమో భ్రాతేభ్యో భ్రాతపదిభ్య భ్రాతేభ్యో భ్రాతపదిభ్యో భ్రాతపదిభ్యో భ్రాతేభ్యో భ్రాతేభ్యో భ్రాతపదిభ్యశ్చ భ్రాతపదిభ్యో భ్రాతేభ్యో భ్రాతేభ్యో భ్రాతపదిభ్యశ్చ భ్రాతపదిభ్యశ్చ భ్రాతపదిభ్యో భ్రాతపదిభ్యశ్చ వోశ్చ భ్రాతపదిభ్యో భ్రాతపదిభ్యశ్చ భ్రాతపదిభ్య ఇది వ్రాతపతిభ్యోశ్చ వో నమో నమో వశ్చ వో నమ నమో నమో వో వో నమ నమో నమ గణేభ్యో గణేభ్యో నమో నమో గణేభ్యో గణపతిభ్యో గణపతిభ్యో గణేభ్యో నమో నమో గణేభ్యో గణపతిభ్యేభ్యో గణపతిభ్యో గణపతిభ్యో గణేభ్యో గణేభ్యో గణపతిభ్యశ్చ గణపతిభ్యో గణేభ్యో గణేభ్యో గణపతిభ్యశ్చ గణపతిభ్యశ్చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వో వశ్చ గణపతిభ్యో గణపతిభ్యశ్చ వః గణపతిభ్య ఇది గణపతిభ్యః వశ్చిత వో నమో నమో వశ్చిత వో నమః వో నమో నమో వో వో నమః వో నమః నమో విరూపేభ్యో విరూపేభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో విశ్వరూపేభ్యో విరూపేభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యః విరూపేభ్యో విశ్వరూపేభ్యో విశ్వరూపేభ్యో విరూపేభ్యో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ విశ్వరూపేభ్యో విరూపేభ్యో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ విరూపేభ్య ఇది విరూపేభ్యః విశ్వరూపేభ్యశ్చ విశ్వరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో వశ్చ విశ్వరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వః విశ్వరూపేభ్య ఇది విశ్వరూపేభ్యః వో వశ్చ వో నమో నమో వశ్చ వో నమః నమో నమో వో వో నమః నమో నమః నమో మహద్భ్యో మహద్భ్యో నమో నమో మహద్భ్య క్షుల్లకేభ్య క్షుల్లకేభ్యో మహద్భ్యో నమో నమో మహద్భ్య క్షుల్లకేభ్యభ్య క్షుల్లకేభ్య క్షుల్లకేభ్యో మహద్భ్యో మహద్భ్య క్షుల్లకేభ్యశ్చుల్లకేభ్యో మహద్భ్యో మహద్భ్య క్షుల్లకేభ్యశ్చ మహద్భ్య ఇది మహద్భ్యః క్షుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగేభ్యుల్లగే సర్వోవశ్చవో నమో నమో వశ్చవో నమ నమో నమో వో నమ నమో నమ రథిభ్యో నమో నమో రథిభ్యో రథేభ్యో రథేభ్యో రథిభ్యో నమో నమో రథిభ్యో రథేభ్యో రథేభ్యో రథేభ్యో రథిభ్యో రథిభ్యో రథేభ్యశ్చదా రథేభ్యో రథిభ్యో రథిభ్యో రథేభ్యశ్చిభ్య ఇది రథిభ్యః రథేభ్యశ్చదా రథేభ్యో రథేభ్యస్తవోశ్చా రథేభ్యో రథేభ్యస్తవోవశ్చవో నమో నమో వశ్చవో నమ నమో నమో వో నమ నమో నమ రథేభ్యో రథేభ్యో నమో నమో రథేభ్యో రథపదిభ్యో రథపదిభ్యో రథేభ్యో నమో నమో రథేభ్యో రథపదిభ్యః రథేభ్యో రథపదిభ్యో రథపదిభ్యో రథేభ్యో రథేభ్యో రథపదిభ్యశ్చ రథపదిభ్యో రథేభ్యో రథేభ్యో రథపదిభ్యశ్చ రథపదిభ్యశ్చ రథపదిభ్యో రథపదిభ్యశ్చ వోమశ్చ రథపదిభ్యో రథపదిభ్యశ్చ వః రథపదిభ్య ఇతి రథపదిభ్యః వశ్చవో నమో నమో వశ్చవో నమ నమో నమో వో నమ నమో నమ సేనాభ్యశ్చేనాభ్యో నమో నమస్సేనాభ్యశ్చేనాభ్యశ్చేనాభ్యో నమో నిభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్తేనాభ్యస్త శత్రుభ్యః క్షత్రుభ్యో నమో నమః శత్రుభ్యః సంగ్రహేతృభ్యః సంగ్రహేతృభ్యః శత్రుభ్యో నమో నమః శత్రుభ్యః సంగ్రహేతృభ్యః శత్రుభ్యః సంగ్రహేతృభ్యః సంగ్రహేతృభ్యః శత్రుభ్యః శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ సంగ్రహేతృభ్యః శత్రుభ్యః శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ క్షత్రుభ్యేతృభ్యశ్చ సంగ్రహేతృభ్యః సంగ్రహేతృభ్యశ్చ వోవశ్చ సంగ్రహేతృభ్యః సంగ్రహేతృభ్యశ్చ వః సంగ్రహేతృభ్య ఇది సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమోవశ్చ వో నమః నమో నమో భో నమః నమో నమః నమస్తక్షభ్యస్తక్షభ్యో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యోరథకారేభ్యస్తక్షభ్యో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యః క్షభ్యో రథకారేభ్యో రథకారేభ్యస్తక్షభ్యస్తక్షభ్యో రథకారేభ్యశ్చ రథకారేభ్యస్తక్షభ్యస్తక్షభ్యో రథకారేభ్యశ్చ రథకారేభ్యోరథకారేభ్యశ్చ వోవశ్చ రథకారేభ్యో రథకారేభ్యశ్చ వః రథకారేభ్య ఇది రథకారేభ్యః వో నమో నమోవశ్చ వో నమః నమో నమో వో నమః నమో నమః నమఃకులాలేభ్యః కులాలేభ్యో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యః కర్మారేభ్యః కులాలేభ్యో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యః కులాలేభ్యః కర్మారేభ్యః కర్మారేభ్యః కులాలేభ్యః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ కర్మారేభ్యః కులాలేభ్యః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ కర్మారేభ్యశ్చ కర్మారేభ్యః కర్మారేభ్యశ్చ వోవశ్చ కర్మారేభ్యః కర్మారేభ్యశ్చ వః వోవశ్చ వో నమః నమో నమో వో నమః నమో నమః పుంజిష్టేభ్యః పుంజిష్టేభ్యో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నిషాదేభ్యః పుంజిష్టేభ్యో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యః పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నిషాదేభ్యః పుంజిష్టేభ్యః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ నిషాదేభ్యః పుంజిష్టేభ్యః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ నిషాదేభ్యశ్చ నిషాదేభ్యో నిషాదేభ్యశ్చ వోవశ్చ నిషాదేభ్యో నిషాదేభ్యశ్చ వోవశ్చ వో నమో నమోవశ్చ వో నమః నమో నమో వో నమః నమో నమః ఇషవృద్భ్య ఇషవృద్భ్యో నమో నమ ఇషవృద్భ్యో ధన్వృద్భ్యో ధన్వృద్భ్య ఇషవృద్భ్యో నమో నమ ఇషవృద్భ్యో ధన్వృద్భ్యః ధన్వృద్భ్యో ధన్వృద్భ్య ఇషవృద్భ్య ఇషవృద్భ్యో ధన్వృద్భ్యశ్చ ధన్వృద్భ్య ఇషవృద్భ్య ఇషవృద్భ్యో ధన్వృద్భ్యశ్చ ఇషవృద్భ్య ఇతి ఇషవృద్భ్యః ధన్వృద్భ్యశ్చ ధన్వృద్భ్యో ధన్వృద్భ్యశ్చ వోవశ్చ ధన్వృద్భ్యో ధన్వృద్భ్యశ్చ వః ధన్వృద్భ్య ఇతి ధన్వృద్భ్యః మేఢుష్టమాయ నమో మేఢుష్టమాయ నమో మేఢుష్టమాయ మేఢుష్టమాయ నమో నమో మేఢుష్టమాయ పూర్వజాయ పూర్వజాయ నమః పూర్వజాయ పూర్వజాయ చ పూర్వజాయ పూర్వజాయ చాపరజాయ పరజాయ చ పూర్వజాయ పూర్వజాయ చాపరజాయ పూర్వజాయేతి పూర్వజాయ పరజాయ పరజాయ చాపరజాయ చాపరజాయ చాపరజాయ చాపరజాయ చాపరజాయ నమో మధ్యమాయ మధ్యమాయ నమో నమో మధ్యమాయ చ మధ్యమాయ నమో నమో మధ్యమాయ చమాయ చ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ పగల్భాయ చ మధ్యమాయ మధ్యమాయ చాపగల్భాయ చాపగల్భాయ చాపగల్భాయ చాపగల్భాయ చాపగల్భాయ చ నమో నమశ్చాపగల్భాయ పగల్భాయ చ నమః అపగల్భాయేత్యపగల్భాయ నమో నమశ్చ నమో జఘన్యాయ జఘన్యాయ నమస్తి నమో జఘన్యాయ నమో జఘన్యాయ జఘన్యాయ నమో నమో జఘన్యాయ చ జఘన్యాయ నమో నమో జఘన్యాయ చ జఘన్యాయ చ జఘన్యాయ జఘన్యాయ చ బుద్ధియాయ బుద్ధియాయ చ జఘన్యాయ జఘన్యాయ చ బుద్ధియాయ బుద్ధియాయ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ చ బుద్ధియాయ బుద్ధియాయ చ నమో నమస్తి బుద్ధియాయ బుద్ధియాయ చ నమః నమో నమస్య ధనమస్సోభ్యాయ సోభ్యాయ నమస్య ధనమస్సోభ్యాయ సోభ్యాయ సోభ్యాయ నమో నమస్సోభ్యాయ చ సోభ్యాయ నమో నమస్సోభ్యాయ చ సోభ్యాయ చ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ సోభ్యాయ సోభ్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ చ ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ నమో నమస్య ప్రతిసర్యాయ ప్రతిసర్యాయ చ నమః ప్రతిసర్యాయేతి ప్రతిసర్యాయ నమో నమస్య ధనమో యామ్యాయ యామ్యాయ నమస్య ధనమో యామ్యాయ యామ్యాయ యామ్యాయ నమో నమో యామ్యాయ చ యామ్యాయ నమో నమో యామ్యాయ చ యామ్యాయ చ యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ యామ్యాయ యామ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమో నమశ్చ క్షేమ్యాయ క్షేమ్యాయ చ నమః నమో నమస్తి ధనమ ఉర్వర్యాయోర్వర్యాయ నమస్తి ధనమ ఉర్వర్యాయ ఉర్వర్యాయోర్వర్యాయ నమో నమ ఉర్వర్యాయ చోర్వర్యాయ నమో నమ ఉర్వర్యాయ చోర్వర్యాయ చోర్వర్యాయోర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చోర్వర్యాయోర్వర్యాయ చ ఖల్యాయ ఖల్యాయ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ చ ఖల్యాయ ఖల్యాయ చ నమో నమశ్చ ఖల్యాయ ఖల్యాయ చ నమః చ నమో నమస్య ధనమశ్లోక్యాయ శ్లోక్యాయ నమస్త ధనమశ్లోక్యాయ శ్లోక్యాయ శ్లోక్యాయ నమో నమశ్లోక్యాయ శ్లోక్యాయ నమో నమశ్లోక్యాయ శ్లోక్యాయ చ శ్లోక్యాయ శ్లోక్యాయ చావసాన్యావసాన్యాయ చ శ్లోక్యాయ శ్లోక్యాయ చావసాన్యాయ అవసాన్యావసాన్యాయ చ చావసాన్యాయ చావసాన్యాయ చ నమో నమశ్చావసాన్యాయ అవసాన్యాయ చ నమః సాన్యాయేత్యవసాన్యాయ నమో నమస్య ధనమో మన్యాయ వన్యాయ నమస్య ధనమో మన్యాయ వన్యాయ వన్యాయ నమో నమో వన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ చ వన్యాయ వన్యాయ చ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ కక్ష్యాయ చ నమో నమస్య కక్ష్యాయ కక్ష్యాయ చ నమః నమస్తి ధనమశ్రవాయ శ్రవాయ నమస్తి ధనమశ్రవాయ నమశ్రవాయ శ్రవాయ నమో నమశ్రవాయ దశ్రవాయ నమో నమశ్రవాయ శ్రవాయ శ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ శ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ శ్రవాయ ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ నమో నమస్త ప్రతిశ్రవాయ ప్రతిశ్రవాయ నమః ప్రతిశ్రవాయేతి ప్రతి శ్రవాయ నమస్తి జనమ ఆశుషేణాయ ఆశుషేణాయ నమస్తి జనమ ఆశుషేణాయ ఆశుషేణాయ ఆశుషేణాయ నమో నమ ఆశుషేణాయ చాశుషేణాయ నమో నమ ఆశుషేణాయ చాశుషేణాయ చాశుషేణాయ ఆశుషేణాయ చాశురథాయ ఆశురథాయ చాశుషేణాయ ఆశుషేణాయ చాశురథాయ ఆశుషేణాయేత్యాశు సేనాయ చాశురథాయ ఆశురథాయ చాశురథాయ చాశురథాయ చాశురథాయ చ ఆశురథ శాశ్వరథాయ చ శాశ్వరథాయాశ్వరథాయ చ నమో నమశ్చాశ్వరథాయాశ్వరథాయ చ నమః నమో నమస్త ధనమశూరాయ శూరాయ నమస్త ధనమశూరాయ శూరాయ శూరాయ నమో నమశూరాయ దశూరాయ దశూరాయ శూరాయ దశూరాయ చావభిందతే చ నమో నమశ్చావభిందతే వభిందతే చ నమః భిందత ఇత్యవ భిందతే నమో నమస్త ధనమో వర్మిణే వర్మిణే నమస్త ధనమో వర్మిణే వర్మిణే వర్మిణే నమో నమో వర్మిణే చ వర్మిణే నమో నమో వర్మిణే చ వర్మిణే చ వర్మిణే వర్మిణే చ వరోచినే వరోచినే చ వర్మిణే వర్మిణే చ వరోచినే వరోచినే వరోచినే చ వరోచినే చ వరోచినే చ వరోచినే చ వరోచినే చ వరోచినే వరోచినే చ నమో నమశ్చ వరోచినే వరోచినే చ నమః బిల్మినే బిల్మినే నమస్త ధర్మో బిల్మినే నమో బిల్మినే బిల్మినే నమో నమో బిల్మినే చ బిల్మినే నమో నమో బిల్మినే చ బిల్మినే చ బిల్మినే బిల్మినే చ కవచినే కవచినే చ బిల్మినే బిల్మినే చ కవచినే చ వచినే కవచినే చ చ కవచినే చ చ కవచినే చ చ కవచినే చ కవచినే కవచినే చ నమో నమశ్చ కవచినే కవచినే చ నమః నమో నమస్త ధనమ శ్రుతాయ శ్రుతాయ నమస్త ధనమ శ్రుతాయ శ్రుతాయ శ్రుతాయ నమో నమ శ్రుతాయ శ్రుతాయ నమో నమ శ్రుతాయ చ శ్రుతాయ చ శ్రుతాయ శ్రుతాయ చ శ్రుత సేనాయ శ్రుత సేనాయ చ శ్రుతాయ శ్రుతాయ చ శ్రుత సేనాయ శ్రుత సేనాయ శ్రుత సేనాయ చ శ్రుత సేనాయ చ శ్రుత సేనాయ చ శ్రుత సేనాయ చ శ్రుత సేనాయ చ శ్రుత సేనాయ శ్రుత సేనాయ చ సేనాయ చ శ్రుత సేనాయ సేతి చ దుందుభ్యాయ దుందుభ్యాయ నమో నమో దుందుభ్యాయ దుందుభ్యాయ నమో నమో దుందుభ్యాయ చ దుందుభ్యాయ చ దుందుభ్యాయ దుందుభ్యాయ చ హనన్యాయ హనన్యాయ చ దుందుభ్యాయ దుందుభ్యాయ చ హనన్యాయ హనన్యాయ హనన్యాయ చ హనన్యాయ చ హనన్యాయ చ హనన్యాయ చ హనన్యాయ చ హనన్యాయ హనన్యాయ చ నమో నమశ్చాహనన్యాయ హనన్యాయ చ నమః హనన్యాయేత్య హనన్యాయ నమో నమశ్చ చ నమో ధృష్ణవే ధృష్ణవే నమశ్చ చ నమో ధృష్ణవే ధృష్ణవే ధృష్ణవే నమో నమో ధృష్ణవే చ ధృష్ణవే నమో నమో ధృష్ణవే చ ధృష్ణవే చ ధృష్ణవే ధృష్ణవే చ ప్రమృషాయ ప్రమృషాయ చ ధృష్ణవే ధృష్ణవే చ ప్రమృషాయ ప్రమృషాయ ప్రమృషాయ చ ప్రమృషాయ చ ప్రమృషాయ చ ప్రమృషాయ చ ప్రమృషాయ చ ప్రమృషాయ ప్రమృషాయ చ నమో నమశ్చ ప్రమృషాయ ప్రమృషాయ చ నమః ప్రమృషాయేతి ప్రమృషాయ నమో నమస్య ధనమో దూతాయ దూతాయ నమస్య ధనమో దూతాయ దూతాయ దూతాయ నమో నమో దూతాయ చ దూతాయ నమో నమో దూతాయ చ దూతాయ చ దూతాయ దూతాయ చ ప్రహితాయ ప్రహితాయ చ దూతాయ దూతాయ చ ప్రహితాయ ప్రహితాయ ప్రహితాయ చ ప్రహితాయ చ చ ప్రహితాయ చ చ ప్రహితాయ చ ప్రహితాయ చ చ ప్రహితాయ ప్రహితాయ చ నమో నమస్య ప్రహితాయ ప్రహితాయ చ నమః ప్రహితాయేతి ప్రహితాయ నమో నమస్త ధనమో నిషంగిణే నిషంగిణే నమస్త ధనమో నిషంగిణే నిషంగిణే నిషంగిణే నమో నమో నిషంగిణే చ నిషంగిణే నమో నమో నిషంగిణే చ నిషంగిణే చ నిషంగిణే నిషంగిణే చేషు ధిమత ఇషు ధిమతే చ నిషంగిణే నిషంగిణే చేషు ధిమతే సంగిణ ఇతి నిసంగిణే చేషు ధిమత ఇషు ధిమతే చేషు ధిమతే చేషు ధిమతే చేషు ధిమతే చ శుధిమత ఇతి శుధిమతే నమో నమస్తి తీక్ష్ణేశవే తీక్ష్ణేశవే నమో నమస్తేక్ష్ణేశవే చ తీక్ష్ణేశవే నమో నమస్తేక్ష్ణేశవే చ తీక్ష్ణేశవే చ తీక్ష్ణేశవే తీక్ష్ణేశవే చ యుధిన ఆయుధినే చ తీక్ష్ణేశవే తీక్ష్ణేశవే చ యుధినే తీక్ష్ణేశవ ఇతి తీక్ష్ణేశవే ఆయుధిన ఆయుధినేతి చాయుధినేతి చాయుధినేతి చాయుధినేత ఆయుధినేతి చాయుధిన ఆయుధినే ధన మో నమశ్చాయుధిన ఆయుధినే ధన నమస్వాయుధాయ స్వాయుధాయ నమో నమస్వాయుధాయ స్వాయుధాయ నమో నమస్వాయుధాయ స్వాయుధాయ స్వాయుధాయ స్వాయుధాయ సుధన్వనే సుధన్వనే స్వాయుధాయ స్వాయుధాయ సుధన్వనే స్వాయుధాయేతి సో ఆయుధాయ సుధన్వనే సుధన్వనే సుధన్వనే సుధన్వనే సుధన్వనే సుధన్వనే నమో నమశ్చ సుధన్వనే సుధన్వనే నమ సుధన్వన ఇతి సో సుధన్వనే నమో నమశ్చ జనమశ్రుత్యాయ శ్రుత్యాయ నమశ్చ జనమశ్రుత్యాయ శ్రుత్యాయ శ్రుత్యాయ నమో నమశ్రుత్యాయ జశ్రుత్యాయ నమో నమశ్రుత్యాయ శ్రుత్యాయ జశ్రుత్యాయ శ్రుత్యాయ జపథ్యాయ పథ్యాయ జశ్రుత్యాయ శ్రుత్యాయ జపథ్యాయ పథ్యాయ పథ్యాయ పథ్యాయ పథ్యాయ జనమో నమశ్చ పథ్యాయ పథ్యాయ జనమ నమో నమస్తు నమః కాట్యాయ కాట్యాయ నమస్తు నమః కాట్యాయ కాట్యాయ కాట్యాయ నమో నమః కాట్యాయ కాట్యాయ నమో నమః కాట్యాయ కాట్యాయ కాట్యాయ నీప్యాయ నీప్యాయ కాట్యాయ కాట్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నీప్యాయ నమో నమశ్చ నీప్యాయ నీప్యాయ నమః నమో నమస్త ధనమస్సూద్యాయ సూద్యాయ నమస్త ధనమస్సూద్యాయ సూద్యాయ సూద్యాయ నమో నమస్సూద్యాయ సూద్యాయ నమో నమస్సూద్యాయ సూద్యాయ సూద్యాయ సూద్యాయ సరస్యాయ సరస్యాయ సూద్యాయ సూద్యాయ సరస్యాయ సరస్యాయ సరస్యాయ నమో నమస్త సరస్యాయ సరస్యాయ చ నమః నమో నమస్త నమో నాద్యాయ నాద్యాయ నమస్త నమో నాద్యాయ నమో నాద్యాయ నాద్యాయ నమో నమో నాద్యాయ చ నాద్యాయ నమో నమో నాద్యాయ చ నాద్యాయ చ నాద్యాయ నాద్యాయ చ వైశంతాయ వైశంతాయ చ నాద్యాయ నాద్యాయ చ వైశంతాయ వైశంతాయ వైశంతాయ చ వైశంతాయ చ వైశంతాయ చ వైశంతాయ చ వైశంతాయ వైశంతాయ చ నమో నమశ్చ వైశంతాయ వైశంతాయ చ నమః నమో నమశ్చ ధనమః కూప్యాయ కూప్యాయ నమశ్చ ధనమః కూప్యాయ కూప్యాయ కూప్యాయ నమో నమః కూప్యాయ చ కూప్యాయ నమో నమః కూప్యాయ చ కూప్యాయ చ కూప్యాయ కూప్యాయ చ వట్యాయ వట్యాయ చ కూప్యాయ కూప్యాయ చ వట్యాయ వట్యాయ వట్యాయ చ వట్యాయ చ వట్యాయ చ వట్యాయ చ వట్యాయ చ వట్యాయ వట్యాయ చ నమో నమశ్చ వట్యాయ వట్యాయ చ నమః నమో నమశ్చ నమో వర్ష్యాయ వర్ష్యాయ నమశ్చ నమో వర్ష్యాయ నమో వర్ష్యాయ వర్ష్యాయ నమో నమో వర్ష్యాయ చ తవర్ష్యాయ నమో నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ తవర్ష్యాయ వర్ష్యాయ చ వర్ష్యాయ వర్ష్యాయ చ వర్ష్యాయ వర్ష్యాయ చ వర్ష్యాయ వర్ష్యాయ వర్ష్యాయ చ వర్ష్యాయ చ వర్ష్యాయ చ వర్ష్యాయ చ వర్ష్యాయ చ వర్ష్యాయ వర్ష్యాయ చ నమో నమశ్చ వర్ష్యాయ వర్ష్యాయ చ నమః నమో నమశ్చ నమో మేఘ్యాయ మేఘ్యాయ నమశ్చ నమో మేఘ్యాయ నమో మేఘ్యాయ మేఘ్యాయ నమో నమో మేఘ్యాయ చ మేఘ్యాయ నమో నమో మేఘ్యాయ చ మేఘ్యాయ చ మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుత్యాయ విద్యుత్యాయ చ మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుత్యాయ విద్యుత్యాయ విద్యుత్యాయ చ విద్యుత్యాయ చ విద్యుత్యాయ చ విద్యుత్యాయ చ విద్యుత్యాయ చ విద్యుత్యాయ విద్యుత్యాయ చ నమో నమశ్చ విద్యుత్యాయ విద్యుత్యాయ చ నమః విద్యుత్యాయేతి విద్యుత్యాయ నమో నమశ్చ నమ ఈధ్రియాయేధ్రియాయ నమశ్చ నమ ఈధ్రియాయ ఈధ్రియాయేధ్రియాయ నమో నమ ఈధ్రియాయ చేధ్రియాయ నమో నమ ఈధ్రియాయ చ ఈధ్రియాయ చేధ్రియాయేధ్రియాయ చ దప్యాయ దప్యాయ చేధ్రియాయేధ్రియాయ చ దప్యాయ దప్యాయ దప్యాయ చ దప్యాయ చ దప్యాయ చ దప్యాయ చ దప్యాయ చ దప్యాయ దప్యాయ చ నమో నమశ్చ దప్యాయ దప్యాయ చ నమః దప్యాయేత్యా దప్యాయ నమో నమశ్చ నమో వాత్యాయ వాత్యాయ వాత్యాయ నమస్య నమో వాత్యాయ వాత్యాయ వాత్యాయ నమో నమో వాత్యాయ వాత్యాయ నమో నమో వాత్యాయ వాత్యాయ వాత్యాయ వాత్యాయ రేష్మియాయ రేష్మియాయ వాత్యాయ వాత్యాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ రేష్మియాయ నమో నమస్త రేష్మియాయ రేష్మియాయ నమః నమో నమస్త నమో వాస్తవ్యాయ వాస్తవ్యాయ నమస్త నమో వాస్తవ్యాయ నమో వాస్తవ్యాయ వాస్తవ్యాయ నమో నమో వాస్తవ్యాయ చ వాస్తవ్యాయ నమో నమో వాస్తవ్యాయ చ వాస్తవ్యాయ చ వాస్తవ్యాయ వాస్తవ్యాయ చ వాస్తవాయ వాస్తవాయ చ వాస్తవ్యాయ వాస్తవ్యాయ చ వాస్తవాయ వాస్తవాయ వాస్తవాయ చ వాస్తవాయ చ వాస్తవాయ చ వాస్తవాయ చ వాస్తవాయ చ వాస్తవాయ వాస్తవాయ చ వాస్తవాయేతి వాస్తవాయ ఏతి చ నమస్తోమాయ సోమాయ నమో నమస్తోమాయ చ సోమాయ నమో నమస్తోమాయ చ సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమస్య రుద్రాయ రుద్రాయ చ నమః చ నమో నమస్య చ నమస్తామ్రాయ తామ్రాయ నమస్య చ నమస్తామ్రాయ నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చారుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చారుణాయ చారుణాయ రుణాయ చ చారుణాయ చ చారుణాయ చ చారుణాయ చ అరుణాయ చ చారుణాయ రుణాయ చ నమో నమశ్చారుణాయ రుణాయ చ నమః నమో నమశ్చ చ నమశ్శంగాయ శంగాయ నమశ్చ చ నమశ్శంగాయ శంగాయ శంగాయ నమో నమశ్శంగాయ చ చ శంగాయ నమో నమశ్శంగాయ చ శంగాయ చ చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే పశుపతయే చ చ పశుపతయే చ చ పశుపతయే చ చ పశుపతయే చ పశుపతయే చ చ పశుపతయే పశుపతయే చ నమో నమశ్చ పశుపతయే పశుపతయే చ నమః పశుపతయేతి పశుపతయే నమో నమశ్చ జనమ ఉగ్రాయోగ్రాయ నమశ్చ జనమ ఉగ్రాయ ఉగ్రాయోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ చోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ ఉగ్రాయ చ చోగ్రాయోగ్రాయ చ భీమాయ భీమాయ చోగ్రాయోగ్రాయ చ భీమాయ భీమాయ భీమాయ చ చ భీమాయ చ చ భీమాయ చ చ భీమాయ చ భీమాయ చ చ భీమాయ భీమాయ చ నమో నమశ్చ భీమాయ భీమాయ చ నమః చ నమో నమస్య చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమస్య చ నమో అగ్రే వధాయ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ అగ్రే వధాయేత్యగ్రే వధాయ దూరే వధాయ దూరే వధాయ చ చదూరే వధాయ చ చదూరే వధాయ చ చదూరే వధాయ చ దూరే వధాయ చ చదూరే వధాయ దూరే వధాయ చ నమో నమశ్చ దూరే వధాయ దూరే వధాయ చ నమః దూరే వధాయేతి దూరే వధాయ నమో నమశ్చ చ నమో హంద్రే హంద్రే నమశ్చ చ నమో హంద్రే నమో హంద్రే హంద్రే నమో నమో హంద్రే చ చ హంద్రే నమో నమో హంద్రే చ హంద్రే చ చ హంద్రే హంద్రే చ హనీయసే చ హంద్రే హంద్రే చ హనీయసే చ హనీయసే హనీయసే చ నమో నమశ్చ హనీయసే హనీయసే చ నమః నమో నమశ్చ చ నమో వృక్షేభ్యో నమశ్చ చ నమో వృక్షేభ్యః వృక్షేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమస్తారాజ తారాజ నమో హరికేశేభ్యో హరికేశేభ్యో నమస్తారాజ హరికేశేభ్యతి హరికేశేభ్య నమస్తారాజ తారాజ నమో నమస్తారాజ నమో నమస్తారాజ నమో నమస్తారాజ నమ తారాజ నమో నమస్తారాజ తారాజ నమ శంభవే శంభవే నమస్తారాజ తారాజ నమ శంభవే శంభవే శంభవే నమో నమ శంభవే చ శంభవే నమో నమ శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇది శం భవే చమయో భవే మయో భవే చ చమయో భవే చ చమయో భవే చ చమయో భవే చ మయో భవే చ చమయో భవే మయో భవే చ నమో నమశ్చమయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ చ శంకరాయ శంకరాయ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ నమో నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమః శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివ తరాయ చ నమో నమస్య నమస్తేర్థ్యాయ తేర్థ్యాయ నమస్య నమస్తేర్థ్యాయ తీర్థ్యాయ నమో నమస్తేర్థ్యాయ చీర్థ్యాయ నమో నమస్తేర్థ్యాయ చీర్థ్యాయ చతీర్థ్యాయ తీర్థ్యాయ చ కూల్యాయ కూల్యాయ చతీర్థ్యాయ తీర్థ్యాయ చ కూల్యాయ కూల్యాయ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ చ కూల్యాయ కూల్యాయ చ నమో నమశ్చ కూల్యాయ కూల్యాయ చ నమః నమో నమశ్చ నమః పార్యాయ పార్య జనమస్తి జనమ పార్యాయ పార్యాయ పార్యాయ నమో నమ పార్యాయ చ పార్యాయ నమో నమ పార్యాయ చ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ పార్యాయ పార్యాయ పార్యాయ చ పార్యాయ చ పార్యాయ చ పార్యాయ చ పార్యాయ చ పార్యాయ పార్యాయ చ నమో నమశ్చ పార్యాయ పార్యాయ చ నమః నమో నమశ్చ నమః ప్రతరణాయ ప్రతరణాయ నమశ్చ నమః ప్రతరణాయ ప్రతరణాయ ప్రతరణాయ నమో నమః ప్రతరణాయ చ ప్రతరణాయ నమో నమః ప్రతరణాయ చ ప్రతరణాయ చ ప్రతరణాయ ప్రతరణాయ చోత్తరణాయోత్తరణాయ చ ప్రతరణాయ ప్రతరణాయ చోత్తరణాయ ప్రతరణాయేతి ప్రతరణాయ చోత్తరణాయోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయ చోత్తరణాయోత్తరణాయ చ నమో నమశ్చోత్తరణాయోత్తరణాయ చ నమః ఉత్తరణాయేత్యుత్తరణాయ నమో నమశ్చ నమః తార్యాయ తార్యాయ నమశ్చ నమః తార్యాయ నమః తార్యాయ తార్యాయ నమో నమః తార్యాయ చ తార్యాయ నమో నమః తార్యాయ చ తార్యాయ చ తార్యాయ తార్యాయ చ లాజ్యాయ లాజ్యాయ చ తార్యాయ తార్యాయ చ లాజ్యాయ తార్యాయ లాద్యాయ లాద్యాయ చ లాద్యాయ చ లాద్యాయ చ లాద్యాయ చ లాద్యాయ చ లాద్యాయ లాద్యాయ చ నమో నమశ్చ లాద్యాయ లాద్యాయ చ నమః లాద్యాయేత్య లాద్యాయ నమో నమశ్చ నమశ్చష్ప్యాయ షష్ప్యాయ నమశ్చ నమశ్చష్ప్యాయ షష్ప్యాయ షష్ప్యాయ నమో నమశ్చష్ప్యాయ చ షష్ప్యాయ నమో నమశ్చష్ప్యాయ చ షష్ప్యాయ చ దశష్ప్యాయ షష్ప్యాయ చ ఫేన్యాయ ఫేన్యాయ చ షష్ప్యాయ షష్ప్యాయ చ ఫేన్యాయ రజస్యాయ రజస్యాయ నమః రజస్యాయ రజస్యాయ రజస్యాయ నమః నమః. నమస్తి శుష్క్యాయ నమో నమః. శుష్క్యాయ శుష్క్యాయ నమో నమః. శుష్క్యాయ శుష్క్యాయ శుష్క్యాయ హరిత్యాయ హరిత్యాయ శుష్క్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ హరిత్యాయ నమో నమస్య హరిత్యాయ హరిత్యాయ నమః. నమో నమస్య నమో లోప్యాయ లోప్యాయ నమస్య నమో లోప్యాయ లోప్యాయ లోప్యాయ నమో నమో లోప్యాయ లోప్యాయ నమో నమో లోప్యాయ లోప్యాయ లోప్యాయ లోప్యాయ చోలప్యాయో లప్యాయ లోప్యాయ లోప్యాయ చోలప్యాయ లోప్యాయ లప్యాయ చోలప్యాయ చోలప్యాయ చోలప్యాయ లప్యాయ చోలప్యాయ లప్యాయ నమో నమస్తో లప్యాయ లప్యాయ నమః. నమస్తే ఓర్వ్యాయోర్వ్యాయ నమస్తే నమః ఓర్వ్యాయ నమః ఓర్వ్యాయోర్వ్యాయ నమో నమః ఓర్వ్యాయ చోర్వ్యాయ నమో నమః ఓర్వ్యాయ చోర్వ్యాయ చోర్వ్యాయోర్వ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ చోర్వ్యాయోర్వ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ సూర్మ్యాయ నమో నమస్త సూర్మ్యాయ సూర్మ్యాయ నమః. నమో నమస్త నమః పర్ణ్యాయ పర్ణ్యాయ నమస్త నమః పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ నమో నమః పర్ణ్యాయ పర్ణ్యాయ నమో నమః పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ పర్ణ్యాయ పర్ణ్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ నమో నమస్త వర్ణ సత్యాయ వర్ణ సత్యాయ నమః. శ్యాయేతి వర్ణ సత్యాయ నమో నమస్త నమోపగురమాణాయ పగురమాణాయ నమస్త నమోపగురమాణాయ నమోపగురమాణాయ పగురమాణాయ నమో నమోపగురమాణాయ చాపగురమాణాయ నమో నమోపగురమాణాయ చాపగురమాణాయ చాపగురమాణాయ పగురమాణాయ దాభిఘ్నతే విఘ్నతే చాపగురమాణాయ పగురమాణాయ దాభిఘ్నతే పగురమాణాయేత్య పగురమాణాయ చాభిఘ్నతే విఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే చాభిఘ్నతే విఘ్నతే నమో నమస్తాభిఘ్నతే విఘ్నతే నమః. అభిఘ్నత ఇత్యభిఘ్నతే నమస్తే నమః ఆఖ్యదత ఆఖ్యదతే నమస్తే నమః ఆఖ్యదతే నమః ఆఖ్యదత ఆఖ్యదతే నమో నమః ఆఖ్యదతే చాఖ్యదతే నమో నమః ఆఖ్యదతే చాఖ్యదతే చాఖ్యదత ఆఖ్యదతే చ ప్రఖ్యదతే ప్రఖ్యదతే చాఖ్యదత ఆఖ్యదతే చ ప్రఖ్యదతే ఆఖ్యదత ఇత్యాఖ్యదతే ప్రఖ్యదతే ప్రఖ్యదతే చ ప్రఖ్యదతే చ ప్రఖ్యదతే చ ప్రఖ్యదతే చాఖ్యదతే చ ప్రఖ్యదతే ప్రఖ్యదతే నమో నమస్య ప్రఖ్యదతే ప్రఖ్యదతే నమః. ఖిదత ఇతి ప్రఖ్యదతే నమో నమస్య నమో భో భో నమస్య నమో వః భో భో నమో నమో వః కిరికేభ్యః కిరికేభ్యో భో నమో నమో వః కిరికేభ్యః కిరికేభ్యః కిరికేభ్యో భో వః కిరికేభ్యో దేవానాం దేవానాం కిరికేభ్యో భో వః కిరికేభ్యో దేవానాం కిరికేభ్యో దేవానాం దేవానాం కిరికేభ్యః కిరికేభ్యో దేవానాకం హృదయేభ్యో హృదయేభ్యో దేవానాం కిరికేభ్యః కిరికేభ్యో దేవానాకం హృదయేభ్యః దేవానాకం హృదయేభ్యో హృదయేభ్యో దేవానాం దేవానాకం హృదయేభ్యో నమో నమో హృదయేభ్యో దేవానాం దేవానాకం హృదయేభ్యో నమః. హృదయేభ్యో నమో నమో హృదయేభ్యో హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో విక్షీణకేభ్యో నమో హృదయేభ్యో హృదయేభ్యో నమో విక్షీణకేభ్యః విక్షీణకేభ్యో విక్షీణకేభ్యో నమో నమో విక్షీణకేభ్యో నమో నమో విక్షీణకేభ్యో నమో నమో విక్షీణకేభ్యో నమః. విక్షీణకేభ్యో నమో నమో విక్షీణకేభ్యో విక్షీణకేభ్యో నమో విజన్మత్కేభ్యో విజన్మత్కేభ్యో నమో విక్షీణకేభ్యో విక్షీణకేభ్యో నమో విజన్మత్కేభ్యః విక్షీణకే క్షేణకేభ్యేభ్య విజిన్వత్కేభ్యో నమో నమ విజిన్వత్కేభ్యో నమో నమ విజిన్వత్కేభ్యో నమో నమ విజిన్వత్కేభ్యో నమ విజిన్వత్కేభ్యో నమో నమ విజిన్వత్కేభ్యో విజిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్య ఆనిర్హతేభ్యో నమ విజిన్వత్కేభ్యో విజిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యవత్కేభ్యవత్కేభ్య ఆనిర్హతేభ్య ఆనిర్హతేభ్యో నమో నమ ఆనిర్హతేభ్యో నమో నమ ఆనిర్హతేభ్యో నమో నమ ఆనిర్హతేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమో నమ ఆనిర్హతేభ్య ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య ఆమీవత్కేభ్యో నమ ఆనిర్హతేభ్య ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య ఆనిర్హతేభ్య ఇత్యాని హతేభ్యమీవత్కేభ్య ఆమీవత్కేభ్యో నమో నమ ఆమీవత్కేభ్యమీవత్కేభ్య ఇత్యామీవత్కేభ్యోత్రేత్రే అంధసస్పదే పదేంధసోత్రేత్రే అంధసస్పదేస్పదే పదేంధసో అంధసస్పదే దరిద్రత్ దరిద్రత్పదేంధసో అంధసస్పదే దరిద్రత్ దరిద్రత్ దరిద్రత్పదే పదే దరిద్రం నీల లోహిత నీల లోహిత దరి దరిద్రత్పదే పదే దరిద్రం నీల లోహిత దరిద్రం నీల లోహిత నీల లోహిత దరిద్ర దరిద్రం నీల లోహిత నీల లోహితే నీల లోహిత ఏషాం పురుషాణాం పురుషాణామేషామేషాం పురుషాణామేషామేషాం పురుషాణామేషామేషాం పురుషాణామేషాం పురుషాణామేషామేషాం పురుషాణాం పురుషాణామేషాం పశూనాం పశూనామేషాం పురుషాణాం పురుషాణామేషాం పశూనామేషాం పశూనాం పశూనామేషాం మేషాం పశూనాం మామ పశూనామేషామేషాం పశూనాం పశూనాం మామ పశూనాం పశూనాం మాభేర్భేర్మ పశూనాం పశూనాం మాభేర్మాభేర్మాభేర్మాభేర్మాభేర్మాభేర్మాభేర్మాభేర్మారో అరో మాభేర్భేర్మారహ మారో అరో మామ రోమో మో అరో మామ రోమో రోమో మో అరో అరో మో ఏషామేషాం మో అరో ఏషామేషాం మో మో ఏషాం కింకిమేషాం మో మో ఏషాం కిం మో ఇది మో ఏషాం కింకిమేషామేషాం కించన జనకిమేషామేషాం కించన జన జన కింకించన మమ దామ మచ్చన కింకించన మమత్ జనామ మదామ మచ్చన జనామ మమత్ మమదిత్యా మమత్ జాతే తేజ జాతే రుద్ర రుద్ర తేజ జాతే రుద్ర రుద్ర రుద్ర తేదే రుద్ర శివ శివ రుద్ర తేదే రుద్ర శివ శివ శివ రుద్ర రుద్ర శివ తనోస్తనో శివ రుద్ర రుద్ర శివ తనో శివ తనోస్తనో శివ శివ తనో శివ శివ తనో శివ శివ తనో శివ శివ శివ తనోస్తనో శివ విశ్వాహ భేదజి విశ్వాహ భేదజి శివ తనోస్తనో శివ విశ్వాహ భేదజి విశ్వాహ భేషజి విశ్వాహ భేషజి శివ శివ విశ్వాహ భేషజి విశ్వాహ భేషజీతి విశ్వాహ భేషజి రుద్రస్య రుద్రస్య శివ శివ రుద్రస్య భేషజి భేషజి రుద్రస్య శివ శివ రుద్రస్య భేషజి రుద్రస్య భేషజి భేషజి రుద్రస్య రుద్రస్య భేషజేతయాతయా భేషజి రుద్రస్య రుద్రస్య భేషజేతయాతయా భేషజి భేషజేతయా నో నస్తయా భేషజి భేషజేతయా నః నో నస్తయాతయా నో మృడ మృడ నస్తయాతయా నో మృడ నో మృడ మృడ నో నో మృడ జీవసే జీవసే మృడ నో నో మృడ జీవసే జీవసే మృడ మృడ జీవసే జీవస ఇది జీవసే మాగో రుద్రాయ రుద్రాయే మామిమాగో రుద్రాయ తమసే తమసే రుద్రాయే మామిమాగో రుద్రాయ తమసే రుద్రాయ తమసే తమసే రుద్రాయ రుద్రాయ తమసే కవర్తినే కవర్తినే తమసే రుద్రాయ రుద్రాయ తమసే కవర్తినే తమసే కవర్తినే కవర్తినే తమసే తమసే కవర్తినే క్షేత్రీ రాయ కవర్తినే తమసే తమసే కవర్తినే క్షేత్రీరాయ క్షేత్రీరాయ కవర్తినే కవర్తినే క్షేత్రీరాయ ప్రక్షేత్రీరాయ కవర్తినే కవర్తినే క్షేత్రీరాయ ప్రేద్వీరాయ ప్రక్షేత్రీరాయ క్షేత్రీరాయ ప్రభరామహే భరామహే ప్రక్షేత్రీరాయ క్షేత్రీరాయ ప్రభరామహే క్షేత్రీరాయేతి క్షయత్ వీరాయ భరామహే భరామహే ప్రభరామహే మతిం మతిం భరామహే ప్రభరామహే మతిం భరామహే మతిం మతిం భరామహే భరామహే మతిం మాతే మేతే మాతేం నో నో యథా యథా నశ్యగుంషన్నో యథా యథా నశ్యం నశ్యగుంషన్నో నశ్యమసద సచ్ఛన్నో నశ్యమసత్ శమసద సచ్ఛగుం సమసద్విపదే ద్విపదే అసచ్ఛగుం సమసద్విపదే అసద్విపదే ద్విపదే అసద సద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే అసద సద్విపదే చతుష్పదే ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే విశ్వం విశ్వం చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే విశ్వం ద్విపద ఇది ద్విపదే చతుష్పదే విశ్వం విశ్వం చతుష్పదే చతుష్పదే విశ్వం పుష్టం పుష్టం విశ్వం చతుష్పదే చతుష్పదే విశ్వం పుష్టం చతుష్పద ఇది చతుష్పదే పుష్టం పుష్టం విశ్వం విశ్వం పుష్టం గ్రామే గ్రామే పుష్టం విశ్వం విశ్వం పుష్టం గ్రామే పుష్టం గ్రామే గ్రామే పుష్టం పుష్టం గ్రామే అస్మిన్ అస్మిన్ గ్రామే పుష్టం పుష్టం గ్రామే అస్మిన్ గ్రామే అస్మిన్ అస్మిన్ గ్రామే గ్రామే అస్మిన్ ననాతురమనాతురం అస్మిన్ గ్రామే గ్రామే అస్మిన్ ననాతురం అస్మిన్ ననాతురమనాతురం అస్మిన్ అస్మిన్ ననాతురం నాతురమిత్యనాతురం మృడానో నో మృడ మృడానో రుద్ర రుద్రనో మృడ మృడానో రుద్ర రుద్ర రుద్రనో నో రుద్రోతోత రుద్రనో నో రుద్రోత రుద్రోతోత రుద్ర రుద్రోత నో న ఉత రుద్ర రుద్రోతన ఉదోతనోమయోమయో నవదోతనోమయ నోమయోమయో నో నోమయస్కృతి కృధిమయో నో నోమయస్కృతి వయస్కృతి కృధిమయోమయస్కృతి క్షయద్వీరాయ క్షయద్వీరాయ కృధిమయోమయస్కృతి క్షయద్వీరాయ క్షయద్వీరాయ క్షయద్వీరాయ కృధి కృధి క్షయద్వీరాయ నమసా నమసా క్షయద్వీరాయ కృధి కృధి క్షయద్వీరాయ నమసా క్షయద్వీరాయ నమసా నమసా క్షయద్వీరాయ క్షయద్వీరాయ నమసా విధేమ విధేమ నమసా క్షయద్వీరాయ క్షయద్వీరాయ నమసా విధేమ క్షయద్వీరాయేతి క్షయత్ వీరాయ నమసా విధేమ విధేమ నమసా నమసా విధేమతే దే విధేమ నమసా నమసా విధేమతే విధేమ విధేమతే మనుర్మనశ్చయోర్యోశ్చమనుర్మనశ్చమనురాయజే మనుశ్చమనురాయజే రాయజే మనుర్మనురాయజే పితా పితాయజే మనుర్మనురాయజే పితాయజే పితా పితాయజాయజే పితా తత్తత్పితాయజాయజే పితా తత్ యజ మానో మహాంతం మహాంతం నో మానో మహాంతం మహాంతం మహాంతం నో నో మహాంతముదోద మహాంతం నో నో మహాంతముద మహాంతముదోద మహాంతం మహాంతముద మామోద మహాంతం మహాంతముద మామోదోద మానో నో మోదోద మానో నో మానో అర్భకమర్భకం నో మానో అర్భకం నో అర్భకమర్భకం నో నో అర్భకం మామార్భకం నో నో అర్భకం మార్భకం మామార్భకమర్భకం మానో నో మార్భకమర్భకం మానః మానో నో మాన ఉక్షంతముక్షంతం నో మాన ఉక్షంతం న ఉక్షంతముక్షంతం నో న ఉక్షంతముతోక్షంతం నో న ఉక్షంతముత ఉక్షంతముతోక్షంతముక్షంతముత మామోదోక్షంతముక్షంతముత మామోతోత మానో నో మోతోత మానః మానో నో మాన ఉక్షితముక్షితం నో మాన ఉక్షితం న ఉక్షితముక్షితం నో న ఉక్షితం క్షితమిత్యుక్షితం మానో నో మానో వధేర్వధేర్నో మానో వధేర్వధేర్నో వధేర్ వధేర్ వధేర్ పితరం మామా పితరం వధేర్ వధేర్ పితరం మామా పితరం మోదోత మామోత మాతరం మాతరముత మామోత మాతరం మాతరం మాతరముతోత మాతరం ప్రియా ప్రియా మాతరముతోత మాతరం ప్రియా మాతరం ప్రియా ప్రియా మాతరం మాతరం ప్రియా మామా ప్రియా మాతరం మాతరం ప్రియా మా ప్రియా మామా ప్రియా ప్రియా మానో నో మా ప్రియా ప్రియా మానః మానో నో మా మానస్తనువస్తనువో నో మా మానస్తనువః స్తనువస్తనువో నో రోనస్తనువో రుద్ర రుద్ర తనువో రోనస్తనువో రుద్ర తనువో రుద్ర రుద్ర తనువస్తనువో రుద్ర రీరిషో రీరిషో రుద్ర తనువస్తనువో రుద్ర రీరిష రీరిషో రీరిషో రుద్ర రుద్ర రీరిష రీరిష ఇది రీరిష నో మా మానస్తోకే తోకే నో మా మానస్తోకే స్తోకే తోకే నో నస్తోకే తనయే తనయే తోకే నో నస్తోకే తనయే తోకే తనయే తనయే తోకే తోకే తనయే మా మా తనయే తోకే తోకే తనయే మా ఏ మా తనయే తనయే మా నో నో మా తనయే తనయే మాన నో మా మాన ఆయుష్యాయుషి నో మా మాన ఆయుషి ఆయుష్యాయుషి నో న ఆయుషి మా మాయుషి నో న ఆయుషి మాయుషి మా మాయుష్యాయుషి మా నో నో మాయుష్యాయుషి మాన మానో నో మా మా నో గోషు గోషు నో మా మా నో గోషు గోషు గోషు నో నో గోషు మా మా గోషు నో నో గోషు మా గోషు మా మా గోషు గోషు మా నో నో మా గోషు గోషు మాన నో మా మా నో అశ్వేష్వశ్వేషు నో మా మా నో అశ్వేషు నో అశ్వేష్వశ్వేషు నో నో అశ్వేషు రీరిషో రీరిషో అశ్వేషు నో నో అశ్వేషు రీరిష అశ్వేషు రీరిషో రీరిషో అశ్వేష్వశ్వేషు రీరిష రీరిష ఇది వీరాన్ మా మా వీరాన్ వీరాన్ మానో నో మా వీరాన్ వీరాన్ మాన మానో నో మా మానో రుద్ర రుద్ర నో మా మానో రుద్ర రుద్ర రుద్ర నో నో రుద్ర భావితో భావితో రుద్ర నో నో రుద్ర భామిత రుద్ర భామితో భామితో రుద్ర రుద్ర భామితో వధేర్ వధేర్ భామితో రుద్ర రుద్ర భామితో వధేర్ వధేర్ భామితో భామితో వధేర్ హవిష్మంతో హవిష్మంతో వధేర్ భామితో భామితో వధేర్ హవిష్మంత వధేర్ హవిష్మంతో హవిష్మంతో వధేర్ వధేర్ హవిష్మంతో నమసా నమసా హవిష్మంతో వధేర్ వధేర్ హవిష్మంతో నమసా హవిష్మంతో నమసా నమసా హవిష్మంతో హవిష్మంతో నమసా విధేమ విధేమ నమసా హవిష్మంతో హవిష్మంతో నమసా విధేమ నమసా విధేమ విధేమ నమసా నమసా విధేమ తే విధేమ నమసా నమసా విధేమ తే విధేమ విధేమ తే ఆరాధారాత్తే గోఘ్నే గోఘ్నేత ఆరాధారాత్తే గోఘ్నే గోఘ్న ఉదోత గోఘ్నే తే గోఘ్న ఉత ఉదోత గోఘ్నే గోఘ్న ఉత పూర్షఘ్నే పూర్షఘ్న ఉత గోఘ్నే గోఘ్న ఉత పూర్షఘ్నే గోఘ్న ఇది గోఘ్నే పూర్షఘ్నే పూర్షఘ్న ఉదోత పూర్షఘ్నే క్షయద్వీరాయ క్షయద్వీరాయ పూర్షఘ్న ఉదోత పూర్షఘ్నే క్షయద్వీరాయ పూర్షఘ్నే క్షయద్వీరాయ క్షయద్వీరాయ పూర్షఘ్నే పూర్షఘ్నే క్షయద్వీరాయ సుమ్రగో సుమ్రం క్షయద్వీరాయ పూర్షఘ్నే పూర్షఘ్నే క్షయద్వీరాయ సుమ్రం పూర్షఘ్న ఇది పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్రగో సుమ్రం క్షయద్వీరాయ క్షయద్వీరాయ సుమ్రమస్మే అస్మే సుమ్రం క్షయద్వీరాయ క్షయద్వీరాయ సుమ్రమస్మే క్షయద్వీరాయేతి క్షయత్ వీరాయ సుమ్రమస్మే అస్మే సుమ్రగో సుమ్రమస్మే తే అస్మే సుమ్రగో సుమ్రమస్మే తే అస్మే అస్మే అస్తు అస్మే అస్మేస్తునశ్చరక్ష జనో అధ్యధినశ్చ జనో అధి అధ్యధినో నో అధి చాధినో నో అధి అధి చాధ్యధి చదేవ దేవ చాధ్యధి చదేవ దేవ దేవ చ దేవ బ్రూహి బ్రూహి దేవ చ దేవ బ్రూహి దేవ బ్రూహి బ్రూహి దేవ దేవ బ్రూహ్యధాధ బ్రూహి దేవ దేవ బ్రూహ్యధ బ్రూహ్యధాధ బ్రూహి బ్రూహ్యధాధ బ్రూహి బ్రూహ్యధ చాధాధ చ నో నశ్చాధాధ నశ్చ జన శర్మ శర్మ నశ్చ జన శర్మ శర్మ శర్మ నో నశ్చర్మ యచ్చ యచ్చ శర్మ నో నశ్చర్మ యచ్చ శర్మ యచ్చ యచ్చ శర్మ శర్మ యచ్చ ద్విబృహాత్ ద్విబృహా యచ్చ శర్మ శర్మ యచ్చ ద్విబృహాద్విబృహా యచ్చ యచ్చ ద్విబృహాది శ్రుతగ్గు శ్రుతగ్గు స్థుహి స్థుహి శ్రుతంగత్త సదంగత్త సదగ్గు శ్రుతగ్గు స్థుహి స్థుహి శ్రుతంగత్త సదం శ్రుతంగత్త సదంగత్త సదగ్గు శ్రుతగ్గు శ్రుతంగత్త సదం యువానం యువానం గత్త సదగ్గు శ్రుతగ్గు శ్రుతంగత్త సదం యువానం గత్త సదం యువానం యువానం గత్త సదం గత్త సదం యువానం మృగం మృగం యువానం గత్త సదం గత్త సదం యువానం మృగం సదమితి గత్త యువానం మృగం మృగం యువానం యువానం మృగన్నన మృగం యువానం యువానం మృగం మృగన్న మృగన్నన మృగం మృగన్న భీమం భీమన్న మృగం మృగన్న భీమన్న భీమం భీమన్నన భీమము బహత్వము బహత్వం భీమన్నన భీమము బహత్వం భీమము బహత్వము బహత్వం భీమం భీమము బహత్వముగ్రముగ్రము బహత్వం భీమం భీమము బహత్వముగ్రం బహత్వముగ్రముగ్రము బహత్వము బహత్వముగ్రం ఉగ్రమిత్యుగ్రం మృడా చరిత్రే చరిత్రే మృడ మృడా చరిత్రే రుద్ర రుద్ర చరిత్రే మృడ మృడా చరిత్రే రుద్ర చరిత్రే రుద్ర రుద్ర చరిత్రే చరిత్రే రుద్రస్తవానస్తవానో రుద్ర చరిత్రే చరిత్రే రుద్రస్తవానః రుద్రస్తవానస్తవానో రుద్ర రుద్రస్తవానో అన్యమన్యగ్గుస్తవానో రుద్ర రుద్రస్తవానో అన్యం స్తవానో అన్యమన్యగ్గుస్తవానస్తవానో అన్యంతే తే అన్యగ్గుస్తవానస్తవానో అన్యంతే అన్యంతే తే అన్యమన్యంతే అస్మదస్మత్తే అన్యమన్యంతే అస్మత్ అస్మదస్మత్తే తే అస్మన్యస్మత్తే తే అస్మన్ని అస్మన్యస్మదస్మన్నివ పందు వపందున్యస్మదస్మన్నివ పంతు వపందు వపందుని నివపంతు సేనాపంతుని నివపంతు సేనాపంతు సేనా సేనా వపందు వపందు సేనా సేనా ఇది సేనా పరిణో నః పరిపరిణో రుద్రస్య రుద్రస్య నః పరిపరిణో రుద్రస్య రుద్రస్య రుద్రస్య నో నో రుద్రస్య హేతుర్హేతి రుద్రస్య నో నో రుద్రస్య హేతి రుద్రస్య హేతుర్హేతి రుద్రస్య రుద్రస్య హేతుర్ప్రణక్తు ప్రణక్తు హేతి రుద్రస్య రుద్రస్య హేతుర్ప్రణక్తు హేతుర్ప్రణక్తు ప్రణక్తు హేతుర్హేతుర్ప్రణక్తు పరి పరి వృణక్తు హేతుర్హేతుర్ప్రణక్తు పరి వృణక్తు పరి పరి వృణక్తు వృణక్తు పరి ద్వేషస్య ద్వేషస్య పరి వృణక్తు వృణక్తు పరి ద్వేషస్య ద్వేషస్య ద్వేషస్య పరి పరి ద్వేషస్య దుర్మతిర్దుర్మతి ద్వేషస్య పరి పరి ద్వేషస్య దుర్మతి ద్వేషస్య దుర్మతిర్దుర్మతి ద్వేషస్య ద్వేషస్య దుర్మతిరఘాయోరఘాయోర్దుర్మతి ద్వేషస్య ద్వేషస్య దుర్మతిరఘాయో మతిరఘాయోర్ఘాయోర్దుర్మతిర్దుర్మతిరఘాయో మతిరితి దోహో మతే ఘాయోరిత్యఘాయోస్థిరా స్థిరా వావస్థిరా మఘవద్భ్యో మఘవద్భ్య స్థిరా వావస్థిరా మఘవద్భ్యః మఘవద్భ్యో మఘవద్భ్య స్థిరా స్థిరా మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్య స్థిరా స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వ మేధ్వో మేధ్వస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వ మేధ్వః మఘవద్భ్య ఇతి మఘవద్భ్యః తనుష్మేధ్వో మేధ్వస్తనుష్వతనుష్వ మేధ్వస్తోకాయ తోకాయ మేధ్వస్తనుష్వతనుష్వ మేధ్వస్తోకాయ మేధ్వస్తోకాయ తోకాయ మేధ్వో మేధ్వస్తోకాయ తనయాయ తనయాయ తోకాయ మేధ్వో మేధ్వస్తోకాయ తనయాయ తోకాయ తనయాయ తనయాయ తోకాయ తోకాయ తనయాయ మృడయ మృడయ తనయాయ తోకాయ తోకాయ తనయాయ మృడయ తనయాయ మృడయ మృడయ తనయాయ తనయాయ మృడయ మృడయేతి మృడయ మేధుష్టమ శివతమ శివతమ మేధుష్టమ మేధుష్టమ శివతమ శివ శివ శివతమ మేధుష్టమ మేధుష్టమ శివతమ శివ మేధుష్టమేతి మేధుః తమ శివతమ శివ శివ శివతమ శివతమ శివో నో నః శివ శివతమ శివతమ శివో నః శివతమేతి శివ తమ శివో నో నః శివ శివో నః సుమనా సుమనా నః శివ శివో నః సుమనా సుమనా సుమనా నో నః సుమనా భవ భవ సుమనా నో నః సుమనా భవ సుమనా భవ భవ సుమనా సుమనా భవ సుమనా ఇతి సుమనా భవేతి భవ పరమే వృక్షే వృక్షే పరమే పరమే వృక్ష ఆయుధమాయుధం వృక్షే పరమే పరమే వృక్ష ఆయుధం వృక్ష ఆయుధమాయుధం వృక్షే వృక్ష ఆయుధం నిధాయ నిధాయాయుధం వృక్షే వృక్ష ఆయుధం నిధాయ ఆయుధం నిధాయ నిధాయాయుధమాయుధం నిధాయ కృత్యం కృత్యం నిధాయాయుధమాయుధం నిధాయ కృత్యం నిధాయ కృత్యం కృత్యం నిధాయ నిధాయ కృత్యం వసానోవసాన కృత్యం నిధాయ నిధాయ కృత్యం వసాన నిధాయేతి నిధాయ కృత్యం వసానోవసాన కృత్యం కృత్యం వసాన ఆవసాన కృత్యం కృత్యం వసాన ఆవసానోవసాన ఆచరచరావసానోవసాన ఆచర ఆచర చరాచర పినాకం పినాకం చరాచర పినాకం చర పినాకం పినాకం చరచర పినాకం బిభ్రత్ బిభ్రత్ పినాకం చరచర పినాకం బిభ్రత్ పినాకం బిభ్రత్ బిభ్రత్ పినాకం పినాకం బిభ్రదా బిభ్రత్ పినాకం పినాకం బిభ్రదా బిభ్రదా బిభ్రత్ బిభ్రదా గహి గహ్యా బిభ్రత్ బిభ్రదా గహి గహి గహ్యా గహి గహేతి గహి విలోహిత విలోహిత వికిరిత వికిరిత విలోహిత నమో నమో విలోహిత వికిరిత వికిరిత విలోహిత నమ వికిరిదే దివి కిరిదా విలోహిత నమో నమో విలోహిత విలోహిత నమస్తే దే నమో విలోహిత విలోహిత నమస్తే లోహితే దివి లోహిత నమస్తే దే నమో నమస్తే అస్వస్తు దే నమో నమస్తే అస్తు అస్వస్తు దే తే అస్తు భగవో భగవో అస్తు తే అస్తు భగవ భగవో భగవో అస్వస్తు భగవ భగవ ఇది భగవస్ తేజాస్తే సహస్రకం సహస్రం తేజాస్తే సహస్రం తే సహస్రకం సహస్రం తేతే సహస్రకం హేతయో హేతయ సహస్రం తేతే సహస్రకం హేతయ సహస్రకం హేతయో హేతయ సహస్రకం సహస్రకం హేతయాన్యమన్యకం హేతయ సహస్రకం సహస్రకం హేతయాన్యం హేతయోన్యమన్యకో హేతయో హేతయోన్యమస్మదస్మదన్యకో హేతయో హేతయోన్యమస్మద అన్యమస్మదస్మదన్యమన్యమస్మన్నిన్యస్మదన్యమన్యమస్మన్ని అస్మన్నిన్యస్మదస్మన్నివ పంతు పంతున్యస్మదస్మన్నివ పంతు నివ పంతుని నివ పంతుతావ పంతుని నివ పంతుతావ పంతు పంతుతాహస్రాణి సహస్రధా సహస్రధా సహస్రాణి సహస్రాణి సహస్రధా బాహువోర్బాహువో సహస్రధా సహస్రాణి సహస్రాణి సహస్రధా బాహువో బాహువోర్బాహువో సహస్రధా సహస్రధా బాహువోస్తవ తవ బాహువో సహస్రధా సహస్రధా బాహువోస్తవ సహస్రధేతి సహస్రాహువోస్తవ తవ బాహువోర్బాహువోస్తవ హేతయో హేతయస్తవ బాహువోర్బాహువోస్తవ హేతయ హేతయో హేతయస్తవ తవ హేతయ హేతయ ఇతి హేతయ సామీశాన ఈశానస్తాసాం తాసామీశానో భగవో భగవ ఈశానస్తాసాం తాసామీశానో భగవ ఈశానో భగవో భగవ ఈశాన ఈశానో భగవ పరాచీనా పరాచీనా భగవ ఈశాన ఈశానో భగవ పరాచీనా పరాచీనా పరాచీనా భగవో భగవ పరాచీనా ముఖా ముఖా పరాచీనా భగవో భగవ పరాచీనా ముఖా ఇతి భగవచీనా ముఖా ముఖా పరాచీనా పరాచీనా ముఖా గ్రధి గ్రధి ముఖా పరాచీనా పరాచీనా ముఖా గ్రధి గ్రధి గ్రధి ముఖా ముఖా గ్రధి గ్రధే గ్రధి సహస్రాణి సహస్రశ సహస్రశ సహస్రాణి సహస్రాణి సహస్రశో ఏ సహస్రశ సహస్రాణి సహస్రాణి సహస్రశో సహస్రశో ఏ సహస్రశ సహస్రశో రుద్రా రుద్రా ఏ సహస్రశ సహస్రశో రుద్రా సహస్రశ ఇది సహస్రాక్ష రుద్రా రుద్రా జయ రుద్రా అధ్యధి రుద్రా జయ రుద్రా అధి రుద్రా అధ్యధి రుద్రా రుద్రా అధి భూమ్యాం భూమ్యామధి రుద్రా రుద్రా అధి భూమ్యా భూమ్యాం భూమ్యామధ్యధి భూమ్యా భూమ్యామితి భూమ్యా శాగు సహస్రయోజనే సహస్రయోజనే తేషాం తేషాగు సహస్రయోజనే వామ సహస్రయోజనే తేషాం తేషాగు సహస్రయోజనే సహస్రయోజనే వామ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వా నిధన్వాన్యవ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వాని సహస్రయోజన ఇది సహస్రయోజనే వధన్వా నిధన్వాన్యవా వధన్వా నిధన్మసి ధన్మసి ధన్వాన్యవా వధన్వా నిధన్మసి ధన్వా నిధన్మసి ధన్మసి ధన్వా నిధన్వా నిధన్మసి ధన్మసీతి ధన్మసి అస్మిన్ మహతి మహత్యస్మిన్ అస్మిన్ మహత్యర్ణవే నవే మహత్యస్మిన్ అస్మిన్ మహత్యర్ణవే నవే మహతి మహత్యర్ణవే ఏంతరిక్షేంతరిక్షేర్ణవే మహతి మహత్యర్ణవే ఏంతరిక్షేంతరిక్షేంతరిక్షేర్ణవే నవేంతరిక్షే భవా భవా అంతరిక్షేర్ణవేంతరిక్షే భవా అంతరిక్షే భవా భవా అంతరిక్షేంతరిక్షే భవా అధ్యధి భవా అంతరిక్షేంతరిక్షే భవా అధి భవా అధ్యధి భవా భవా అధి అధీత్యధి నీలగ్రీవా శ్రీగంధా శ్రీగంధా నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంధా శర్వా శర్వా శ్రీగంధా నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంధా శర్వా నీలగ్రీవా ఇది నీలగ్రీవా శ్రీగంధా శర్వా శర్వా శ్రీగంధా శ్రీగంధా శర్వా అధోధ శర్వా శ్రీగంధా శ్రీగంధా శర్వా అధః శ్రీగంధ ఇది శితి గంధ శర్వా అధోధ శర్వా శర్వా అధః క్షమాచరా క్షమాచరా అధ శర్వా శర్వా అధః క్షమాచరా క్షమాచరా క్షమాచరా అధోధ క్షమాచరా క్షమాచరా ఇది క్షమాచరా నీలగ్రీవా శ్రీగంధ శ్రీగంధ నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంఠ దివం దివకం శ్రీగంఠ నీలగ్రీవా నీలగ్రీవా శ్రీగంఠ దివం నీలగ్రీవా ఇది నీల గ్రీవా శ్రీగంఠాదివం దివకం శ్రీగంఠా శ్రీగంఠాదివకం రుద్రా రుద్రా దివకం శ్రీగంఠా శ్రీగంఠాదివకం రుద్రా శ్రీగంఠ ఇది శితి కంఠ రుద్రా రుద్రా దివం దివకం రుద్రా ఉపశ్రుత ఉపశ్రుత రుద్రా దివం దివకం రుద్రా ఉపశ్రుత రుద్రా ఉపశ్రుత ఉపశ్రుత రుద్రా రుద్ర ఇంద్రా ఉపశ్రితా ఇత్యుపాశ్రితా వృక్షేషు వృక్షేషు జయ జయ వృక్షేషు తస్మిందరాస్తస్మిందరా వృక్షేషు జయ జయ వృక్షేషు తస్మిందరా వృక్షేషు తస్మిందరాస్తస్మిందరా వృక్షేషు వృక్షేషు తస్మిందరా నీలగ్రీవా నీలగ్రీవాస్తస్మిందరా వృక్షేషు వృక్షేషు తస్మిందరా నీలగ్రీవా తస్మిందరా నీలగ్రీవా నీలగ్రీవాస్తస్మిందరాస్తస్మిందరా నీలగ్రీవా విలోహితా విలోహితా నీలగ్రీవాస్తస్మిందరాస్తస్మిందరా నీలగ్రీవా విలోహితా నీలగ్రీవా విలోహితా విలోహితా నీలగ్రీవా నీలగ్రీవా విలోహితా నీలగ్రీవా ఇది నీలా గ్రీవా లోహిత ఇది లోహితః యే భూతానాం భూతానాం యే యే భూతానామధిపతయోధిపతయో భూతానాం యే యే భూతానామధిపతయః భూతానామధిపతయోధిపతయో భూతానాం భూతానామధిపతయో విశిఖాసో విశిఖాసోధిపతయో భూతానాం భూతానామధిపతయో విశిఖాసః అధిపతయో విశిఖాసో విశిఖాసోధిపతయోధిపతయో విశిఖాసః కవర్దినః కవర్దినో విశిఖాసోధిపతయోధిపతయో విశిఖాసః కవర్దినః అధిపతయ ఇత్యధి పతయః విశిఖాసః కవర్దినః కవర్దినో విశిఖాసో విశిఖాసః కవర్దినః విశిఖాసః కవర్దిన ఇది కవర్దినః అన్నేషు యే యే అన్నేషు వివిధ్యంతి వివిధ్యంతి అన్నేషు యే యే అన్నేషు వివిధ్యంతి అన్నేషు వివిధ్యంతి వివిధ్యంతి అన్నేష్వన్నేషు వివిధ్యంతి పాత్రేషు పాత్రేషు వివిధ్యంతి అన్నేష్వన్నేషు వివిధ్యంతి పాత్రేషు వివిధ్యంతి పాత్రేషు పాత్రేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు పిబతః పిబతః పాత్రేషు వివిధ్యంతి వివిధ్యంతి పాత్రేషు పిబతః వివిధ్యంతీతి వివిధ్యంతి పాత్రేషు పిబతః పిబతః పాత్రేషు పాత్రేషు పిబతో జనాన్ జనాన్ పిబతః పాత్రేషు పాత్రేషు పిబతో జనాన్ పిబతో జనాన్ జనాన్ పిబతః పిబతో జనాన్ ఏ పథాం పథాం యే యే పథాం పథిరక్షయః పథిరక్షయః పథాం యే యే పథాం పథిరక్షయః పథిరక్షయః పథిరక్షయః పథాం పథాం పథిరక్షయ ఐలవృదాః పథిరక్షయః పథాం పథాం పథిరక్షయ ఐలవృదాః పథిరక్షయ ఐలవృదాః ఐలవృదాః పథిరక్షయః పథిరక్షయ ఐలవృదాః యవ్యుధో యవ్యుధ ఐలవృదాః పథిరక్షయః పథిరక్షయ ఐలవృదాః యవ్యుధః పథిరక్షయ ఇతి పథిరక్షయః ఐలవృదాః యవ్యుధో యవ్యుధ ఐలవృదాః ఐలవృదాః యవ్యుధః యవ్యుధ ఇతి యవ్యుధః యే తీర్థాని తీర్థాని యే యే తీర్థాని ప్రజరంది ప్రజరంది తీర్థాని యే యే తీర్థాని ప్రజరంది తీర్థాని ప్రజరంది ప్రజరంది తీర్థాని తీర్థాని ప్రజరంది సృగావంతః సృగావంతః ప్రజరంది తీర్థాని తీర్థాని ప్రజరంది సృగావంతః ప్రజరంది సృగావంతః సృగావంతః ప్రజరంది ప్రజరంది సృగావంతో నిషంగిణో నిషంగిణః సృగావంతః ప్రజరంది ప్రజరంది సృగావంతో నిషంగిణః ప్రచరంతీతి ప్రచరంతి సృగావంతో నిషంగిణో నిషంగిణః సృగావంతః సృగావంతో నిషంగిణః సృగావంత ఇది సృగావంతః నిషంగిణ ఇది నిసంగిణః ఏతావంత ఏతావంతో యేయ ఏతావంతశ్చ చైతావంతో యేయ ఏతావంతశ్చ ఏతావంతశ్చ చైతావంత ఏతావంతశ్చ భూయాగుంసః భూయాగుంసశ్చైతావంత ఏతావంతశ్చ భూయాగుంసః భూయాగుంసః భూయాగుంసశ్చ భూయాగుంసశ్చ భూయాగుంసశ్చ భూయాగుంసశ్చ భూయాగుంసశ్చ భూయాగుంసః భూయాగుంసశ్చ దిశో దిశశ్చ భూయాగుంసః భూయాగుంసశ్చ దిశః దిశో దిశశ్చ దిశో రుద్రా రుద్రా దిశశ్చ దిశో రుద్రా దిశో రుద్రా రుద్రా దిశో దిశో రుద్రావిధ స్థిరే విధ స్థిరే రుద్రా దిశో దిశో రుద్రావిధ స్థిరే రుద్రావిధ స్థిరే విధ స్థిరే రుద్రా రుద్రావిధ స్థిరే స్థిర ఇది విధ స్థిరే దేశాగో సహస్రయోజనే సహస్రయోజనే దేశాం దేశాగో సహస్రయోజనే భావ సహస్రయోజనే దేశాం దేశాగో సహస్రయోజనే సహస్రయోజనే భావ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వాని ధన్వాన్యవ సహస్రయోజనే సహస్రయోజనే వధన్వాని సహస్రయోజన ఇది సహస్రయోజనే ధన్వాని ధన్వాన్యవ వధన్వాని ధన్మసి ధన్మసి ధన్వాన్యవ వధన్వాని ధన్మసి ధన్వాని ధన్మసి ధన్మసి ధన్వాని ధన్వాని ధన్మసి ధన్మసీతి ధన్మసే నమో రుద్రేభ్యో రుద్రేభ్యో నమో నమో రుద్రేభ్యో యే యే రుద్రేభ్యో నమో నమో రుద్రేభ్యో యే రుద్రేభ్యో యే యే రుద్రేభ్యో రుద్రేభ్యో యే పృథివ్యాం పృథివ్యాం యే రుద్రేభ్యో రుద్రేభ్యో యే పృథివ్యాం పృథివ్యాం ఇతి చతుర్థకాండే పంచమ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.